బృహస్పతిర్బృహస్పతిర్దేవానాం వై వై దేవానాం బృహస్పతి దేవానాం బృహస్పతి బృహస్పతి దేవానాం దేవానాం బృహస్పతి బ్రహ్మణ బ్రహ్మణ బృహస్పతి దేవానాం దేవానాం బృహస్పతి బ్రహ్మణ బృహస్పతిర్బ్రహ్మణ బ్రహ్మణ బృహస్పతి బృహస్పతి బ్రహ్మణ ఇవైవ బ్రహ్మణ బృహస్పతి బృహస్పతి బ్రహ్మణ ఇవైవ బ్రహ్మణ బ్రహ్మణ ఇవాస్మా అస్మా ఏవ బ్రహ్మణ బ్రహ్మణ ఇవాస్మై ఏవాస్మా అస్మా ఏవైవాస్మై పశూన్ పశూనస్మా ఏవైవాస్మై పశూన్ అస్మై పశూన్ పశూనస్మా అస్మై పశూనవావ పశూనస్మా అస్మై పశూనవ పశూనవావ పశూన్ పశూనవ రుంధే రుంధేవ పశూన్ పశూనవ రుంధే అవరుంధే రుంధే వావరుంధే హవ్యా హవ్యా రుంధే వావరుంధే హవ్యా రుంధే హవ్యా హవ్యా రుంధే రుంధే హవ్యాతే హవ్యా రుంధే రుంధే హవ్యాతే హవ్యాతే హవ్యా హవ్యాదే స్వనందా విస్వనందాం తే హవ్యా హవ్యాదే స్వనందాం ఏ స్వదంతా విస్వనందాం తే స్వదంతామితి విస్వనందాం తే స్వదంతామితి స్వదంతామితి విస్వనందా విస్వనందామిత్యాహ హేది స్వదంతా విస్వనందామిత్యాహ ఇత్యాహేదీత్యాహ స్వదయది స్వదయత్యాహేదీత్యాహ స్వదయది ఆహ స్వదయది స్వదయత్యాహ స్వదయత్యేవైవ స్వదయత్యాహ స్వదయత్యేవ స్వదయత్యేవైవ స్వదయది స్వదయత్యేవైనానేనానేవ స్వదయది స్వదయత్యేవైనాన్ ఏవైనానేనానేవైవైనాన్ దేవదేవైనానేవైవైనాన్ దేవ ఏనాన్ దేవదేవైనానేనాన్ దేవత్వష్టస్త్వష్టర్దేవైనానేనాన్ దేవత్వష్ట దేవత్వష్టస్త్వష్టర్దేవదేవత్వష్టర్వసువసుత్వష్టర్దేవదేవత్వష్టర్వసు త్వష్టర్వసువసుత్వష్టస్త్వష్టర్వసురణ్వరణ్వసుత్వష్టస్త్వష్టర్వసురణ్వ వసురణ్వరణ్వసువసురణ్వేతీతిరణ్వసువసురణ్వేతి రణ్వేతీతిరణ్వరణ్వేత్యాహేతిరణ్వరణ్వేత్యాహ ఇత్యాహేదీత్యాహ త్వష్టా త్వష్టాహేదీత్యాహ త్వష్టాః ఆహత్వష్టా త్వష్టాః హత్వష్టావై వై త్వష్టాః హత్వష్టావై పశావై వై త్వష్టాత్వష్టావై పశూనాం పశూనాం వై త్వష్టాత్వష్టావై పశూనాం వై పశూనాం పశూనాం వై వై పశూనాం మిథునానాం మిథునానాం పశూనాం వై వై పశూనాం మిథునానాం పశూనాం మిథునానాం మిథునానాం పశూనాం పశూనాం మిథునానాగో రూపకృద్రూపకం మిథునానాం పశూనాం పశూనాం మిథునానాగో రూపకృద మిథునానాగో రూపకృద్రూపకం మిథునానాం మిథునానాగో రూపకృద్రూపకో రూపకో రూపకం మిథునానాం మిథునానాగో రూపకృద్రూపం రూపకృద్రూపకో రూపకో రూపకృద్రూపకృద్రూపమేవైవ రూపకో రూపకృద్రూపకృద్రూపమేవ రూపకృతి రూపాకృత రూపమేవైవ రూపమో రూపమేవ పశుషు పశుష్వేవ రూపమో రూపమేవ పశుషు ఏవ పశుషు పశుష్వేవైవ పశుషు దధాతి దధాతి పశుష్వేవైవ పశుషు దధాతి పశుషు దధాతి దధాతి పశుషు పశుషు దధాతి రేవతీరేవతీర్థాతి పశుషు పశుషు దధాతి రేవతీ దధాతి రేవతీరేవతీర్థాతి దధాతి రేవతీరమధ్వగో నమధ్వగో రేవతీర్థాతి దధాతి రేవతీరమధ్వం రేవతీరమధ్వగో నమధ్వగో రేవతీరేవతీరమధ్వమితి తరమధ్వగో రేవతీరేవతీరమధ్వమితి తమధ్వమిదీతిరమధ్వగోరమధ్వమిత్యాహేతిరమధ్వగోరమధ్వమిత్యాహేతీత్యాహ పశవః పశవ ఆహేతీత్యాహ పశవః ఆహ పశవః పశవ ఆహ పశవో వై వై పశవ ఆహ పశవో వై పశవో వై వై పశవః పశవో వై రేవతి రేవతేర్వై పశవః పశవో వై రేవతీ వై రేవతి రేవతేర్వై వై రేవతి ఏః పశూన్ పశూన్ రేవతేర్వై వై రేవతి ఏః పశూన్ రేవతి ఏః పశూన్ పశూన్ రేవతి రేవతి ఏః పశూనేవైవ పశూన్ రేవతి రేవతి ఏః పశూనేవ పశూనేవైవ పశూన్ పశూనేవాస్మా అస్మా ఏవ పశూన్ పశూనేవాస్మై ఏవాస్మా అస్మా ఏవైవాస్మై రమైతిరమయత్యస్మా ఏవైవాస్మై రమైవి అస్మై రమైతి రమయత్యస్మా అస్మై రమయతి దేవస్య దేవస్య రమయత్యస్మా అస్మై రమయతి దేవస్య రమయతి దేవస్య దేవస్య రమయతి రమయతి దేవస్య త్వాత్మా దేవస్య రమయతి రమయతి దేవస్య త్వా దేవస్యత్వాత్వా ప్రసవే ప్రసవే సమిదస్వాదస్వే ప్రసవే ప్రసవ ఇది రశనాగోరశనామిది ప్రసవే ప్రసవ ఇది రశనాం ప్రసవే ఇది రశనాగోరశనామిది రశనామారశనామిది రశనామా రశనామారశనాగోరశనామారత్తే దత్త ఆరశనాగోరశనామారత్తే ఆరుత్తే దత్త ఆరుత్తే ప్రసూర్త్యై ప్రసూర్త్యై దత్త ఆరత్తే ప్రసూర్త్యై దత్తే ప్రసూర్త్యై ప్రసూర్త్యై దత్తే దత్తే ప్రసూర్త్యా అశ్వినో రశ్వినో ప్రసూర్త్యై దత్తే దత్తే ప్రసూర్త్యా అశ్వినో ప్రసూత్యా అశ్వినోరశ్వినో ప్రసూత్యై ప్రసూత్యా అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యామశ్వినో ప్రసూత్యై ప్రసూత్యా అశ్వినోర్బాహుభ్యాం ప్రసూచ్చాసూత్యై అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యామశ్వినోరశ్వినోర్బాహుభ్యామితీతి బాహుభ్యామశ్వినోరశ్వినోర్బాహుభ్యామితి బాహుభ్యామితీతి బాహుభ్యాం బాహుభ్యామిత్యాహేతు బాహుభ్యాం బాహుభ్యామిత్యాహ బాహుభ్యామితి బాహుభ్యాం ఇత్యాహేదీత్యాహాశ్వినామశ్వినా వాహేదీత్యాహాశ్వినౌ ఆహాశ్వినామశ్వినావాహాశ్వినౌ హిశ్వినావాహాశ్వినౌ అశ్వినౌ హిశ్వినామశ్వినౌ దేవానాం దేవానాగృత్యశ్వినామశ్వినౌ దేవానాం హి దేవానాం దేవానాగోహి దేవానామధ్వర్యూ అధ్వర్యో దేవానాగోహి దేవానామధ్వర్యూ దేవానామధ్వర్యూ అధ్వర్యో దేవానాం దేవానామధ్వర్యూ ఆస్తామాస్తామధ్వర్యో దేవానాం దేవానామధ్వర్యూ ఆస్తాం అధ్వర్యూ ఆస్తామాస్తామధ్వర్యూ అధ్వర్యూ ఆస్తాం పూష్ణ పూష్ణ ఆస్తామధ్వర్యూ అధ్వర్యూ ఆస్తాం పూష్ణ అధ్వర్యూ ఇత్యధ్వర్యూ ఆస్తాం పూష్ణ పూష్ణ ఆస్తామాస్తాం పూష్ణోహస్తాభ్యాం పూష్ణ ఆస్తామాస్తాం పూష్ణోహస్తాభ్యాం పూష్ణోహస్తాభ్యాగోహస్తాభ్యాం పూష్ణ పూష్ణోహస్తాభ్యామితి దహస్తాభ్యాం పూష్ణ పూష్ణోహస్తాభ్యామితి హస్తాభ్యామితి దహస్తాభ్యాగోహస్తాభ్యామిత్యాహారే దహస్తాభ్యాగోహస్తాభ్యామిత్యాహ ఇచ్చాహేదీత్యాహయత్యై ఆహయత్యై అర్థస్యత్వస్యేత్యాహయత్యార్థస్యత్వాత్వార్థస్యేత్యాహయత్యార్థస్యత్వాత్వార్థస్యత్వస్యత్వాదేవహవిత్వాదేవహవిష్పాదేవహవిష్పాదేన పాశేన దేవాహవిష్పాశేన పాశేన దేవహవిర్దేవహవిష్పాశేనా పాశేన దేవహవిర్దేవహవిష్పాశేనా దేవహవిర్దేవహవిష్పాశేనా దేవహవిర్దేవహవిష్పాశేనా దేవహవిర్దేవహవిష్పాశేనా దేవహవిర్దేవహవిష్పాశేనా దేవహవిర్దేవహవిష్పాశేనా దేవహవిర్దేవహవిష్పాశేనా దేవహవిర్దేవహవిష్పాశేనా దేవహవిర్దేవహవిష్పాశేనా దేవహవిర్దేవహవిష్పాశేనా దేవహవిర్దేవహవిష్పాశేనా దేవహవిర్దేవహవిష్పాశేనా దేవహవిర్దేవహవిష్పాశేనా దేవహవిర్దేవహవిష్పాశేనా దేవహవిర్దేవహవిష్పాశేనా దేవహవిర్ వై వై సత్యమాహా సత్యం వై సత్యం వై వై సత్యమో సత్యం వా అర్థమృతం వై సత్యమో సత్యం వా అర్థం వా అర్థమృతం వై వా అర్థమో సత్యేన సత్యేన అర్థం వై వా అర్థమో సత్యేన అర్థమో సత్యేన సత్యేన అర్థమృతమో సత్యేనైవ సత్యేన అర్థమృతమో సత్యేనైవ సత్యేనైవ సత్యేన సత్యేనైవైనమేనమేవ సత్యేన సత్యేనైవైనం ఏవైనమేనమేవైనమృతేనర్తేనైనమేవైనమృతేన ఏనమృతేనర్తేనైనమేనమృతేనార్తేనైనమేనమృతేన అతేనార్తేనర్తేనారభతేరభత ఆర్తేనర్తేనారభతే ఆరభతేరభత ఆరభతే క్ష్ణయాక్ష్ణయారభత ఆరభతే క్ష్ణయా రభతే క్ష్ణయాక్ష్ణయారభతేరభతే క్ష్ణయా పరిపర్యక్ష్ణయారభతేరభతే క్ష్ణయా పరి అక్ష్ణయా పరిపర్యక్ష్ణయాక్ష్ణయా పరిహరత హరతి పర్యక్ష్ణయాక్ష్ణయా పరిహరతి పరిహరతి హరతి పరిపరిహరతి వజ్రం వజ్రగో హరతి పరిపరిహరతి వజ్రం హరతి వజ్రం వజ్రగో హరతి హరతి వజ్రగోహి వజ్రగో హరతి హరతి వజ్రగోహి వజ్రగోహి వజ్రం వజ్రగోహి ప్రత్యంజం ప్రత్యంజగోహి వజ్రం వజ్రగోహి ప్రత్యంజం ప్రత్యంజం ప్రత్యంజగోహి ప్రత్యంజం ప్రతిమించింది ప్రతిమించింది ప్రత్యంజగోహి ప్రత్యంజం ప్రతిమించింది ప్రత్యంజం ప్రతిమించింది ప్రతిమించింది ప్రత్యంజం ప్రత్యంజం ప్రతిమించింది వ్యావృత్యై వ్యావృత్యై ప్రతిమించింది ప్రత్యంజం ప్రత్యంజం ప్రతిమించింది వ్యావృత్యై ప్రతిమించింది వ్యావృత్యై వ్యావృత్యై ప్రతిమించింది ప్రతిమించింది వ్యావృత్యై ఘర్ష ఘర్ష వ్యావృత్యై ప్రతిమించింది ప్రతిమించింది వ్యావృత్యై ఘర్ష ప్రతిమించింది ప్రతిమించింది వ్యావృత్యై ఘర్ష ఘర్ష వ్యావృత్యై వ్యావృత్యై ఘర్షామానుషాన్ మానుషాన్ ఘర్ష వ్యావృత్యై వ్యావృత్యై ఘర్షామానుషాన్ వ్యావృత్యా ఇది వి ఆవృత్యై ఘర్షామానుషాన్ మానుషాన్ ఘర్ష ఘర్షామానుషానితి మానుషాన్ ఘర్ష ఘర్షామానుషానితి మానుషానితి మానుషాన్ మానుషానితి మానుషాన్ మానుషానితి నియరక్తియరక్తినీతి నియరక్తి నియరక్తియరక్తి నియరక్తి ధృత్యై వృత్తియరక్తి నియరక్తి ధృత్యై జనక్తి వృత్తి వృత్తి జనక్తి జనక్తి ధృత్యా అద్యోద్యో వృత్తి జనక్తి జనక్తి ధృత్యా అద్య ధృత్యా అద్యోద్యో వృత్తి ధృత్యా అభ్యస్వా అద్యో వృత్తి ధృత్యా అభ్యస్వా అభ్యస్వాద్వాద్యోద్భ్యోషధేభ్య ఓషధేభ్యోషధేభ్య ఔషధేభ్య ఔషధేభ్యస్వాత్పౌషధేభ్య ప్రప్రౌషధేభ్యస్వాత్పౌషధేభ్య ప్ర ఔషధేభ్య ప్రప్రౌషధేభ్య ఔషధేభ్య ప్రోక్షామ్యుక్షామి ప్రౌషధేభ్య ఔషధేభ్య ప్రోక్షామి ఔషధేభ్య ఇత్యోషధేభ్య ప్రోక్షామ్యుక్షామి ప్రప్రోక్షామీతిక్షామి ప్రప్రోక్షామీతి ఉక్షామీతిక్షామ్యుక్షామీత్యాహేత్యుక్షామ్యుక్షామీత్యాహ ఏనమేధ్యం కరోతి కరోతి మేధ్యమేనమేధ్యం కరోతి మేధ్యం కరోతి కరోతి మేధ్యమేధ్యం కరోత్యధస్తాధస్తాత్మేధ్యం కరోత్యధస్తాత్ కరోత్యధస్తాధస్తాత్కరోతి కరోత్యధస్తాదుపోపాధస్తాత్కరోతి కరోత్యధస్తాదుప అధస్తాదుపోపాధస్తాదుపోక్షుక్షుపాధస్తాదుపోక్షది ఏనమేధ్యం కరోతి సంవత్సరం ప్రజా ప్రజా సంవత్సరగో సంవత్సరం ప్రజా అన్వర ప్రజా సంవత్సరగో సంవత్సరం ప్రజా అను సంవత్సరమిది సంవత్సరం ప్రజా అన్వర ప్రజా ప్రజా అను ప్రాణు ప్రజా ప్రజా అను ప్రజా ఇది ప్రజా అను ప్రాణ్వర ప్రజాయంతే జాయంతే ప్రాణ్వర ప్రజాయంతే ప్రజాయంతే జాయంతే ప్రజాయంతే ప్రజానాం ప్రజానాం జాయంతే ప్రజాయంతే ప్రజానాం జాయంతే ప్రజానాం ప్రజానాం జాయంతే జాయంతే ప్రజానాం ప్రజననాయ ప్రజననాయ ప్రజానాం జాయంతే జాయంతే ప్రజానాం ప్రజననాయ ప్రజానాం ప్రజననాయ ప్రజననాయ ప్రజానాం ప్రజానాం ప్రజననాయ దేవా దేవా ప్రజననాయ ప్రజానాం ప్రజానాం ప్రజననాయ దేవా ప్రజానామిది ప్రజానాం ప్రజననాయ దేవా దేవా ప్రజననాయ ప్రజననాయ దేవా వై వై దేవా ప్రజననాయ ప్రజననాయ దేవా వై ప్రజననాయేతి ప్రజననాయ దేవా వై వై దేవా దేవా వై సామి ధేనే సామి ధేనేర్వై వైసామి సామి ధేనే రణోచ్యానోచ్య సామి ధేనే సామి ధేనే రణోచ్య యజ్ఞం యజ్ఞమనోచ్య సామి ధేనే సామి ధేనే రణోచ్య యజ్ఞం సామి ధేనేరితి సామి ధేనే అనోచ్య యజ్ఞం యజ్ఞమనోచ్యానోచ్య యజ్ఞం నవ యజ్ఞమనోచ్యానోచ్య యజ్ఞం అనోచ్యేత్యనోచ్య యజ్ఞం నవ యజ్ఞం యజ్ఞం నాన్వనున యజ్ఞం యజ్ఞం నాను నాన్వనున్నాన్వ పశ్యన్న పశ్యన్న నున్నాన్వ పశ్యన్ అన్వపశ్యన్న పశ్యన్నన్వన్వ పశ్యన్ సతో పశ్యన్నన్వన్వ పశ్యన్ స అపశ్యన్ సతో పశ్యన్న పశ్యన్ స ప్రజాపతి ప్రజాపతి సో పశ్యన్న పశ్యన్ స ప్రజాపతి స ప్రజాపతి ప్రజాపతి సుల ప్రజాపతి తూష్ణీం తూష్ణీం ప్రజాపతి సుల ప్రజాపతి తూష్ణీం ప్రజాపతి తూష్ణీం తూష్ణీం ప్రజాపతి ప్రజాపతి తూష్ణీమాఘారమాఘారం తూష్ణీం ప్రజాపతి ప్రజాపతి తూష్ణీమాఘారం ప్రజాపతిరది ప్రజాపతి తూష్ణీమాఘారమాఘారం తూష్ణీం తూష్ణీమాఘారమాఘారం తూష్ణీం తూష్ణీమాఘారమా ఆఘారమాఘారమాఘారమాఘారయదఘారయదాఘారమాఘారమాఘారయద్ ఆఘారమిత్యాఘారం ఆఘారయదఘారయదాఘారయత్తదస్తతోఘారయదాఘారయత్తద అఘారయత్తదస్తతోఘారయదఘారయత్తదో వై వై తదోఘారయదఘారయత్తదో వై తదో వై వై తదస్తతో వై దేవా దేవా వై తదస్తతో వై దేవా వై దేవా దేవా వై వై దేవా యజ్ఞం యజ్ఞం దేవా వై వై దేవా యజ్ఞం దేవాయజ్ఞం యజ్ఞం దేవా దేవా యజ్ఞమన్వరు యజ్ఞం దేవా దేవా యజ్ఞమను యజ్ఞమన్వరు యజ్ఞం యజ్ఞమన్వ పశ్యన్న పశ్యన్నను యజ్ఞం యజ్ఞమన్వ పశ్యన్న అన్వ పశ్యన్న పశ్యన్నన్వన్వ పశ్యనుయజ్జద పశ్యన్నన్వన్వ పశ్యనుయద్ అపశ్యనుయజ్జద పశ్యన్న పశ్యనుయత్ తూష్ణీం తూష్ణీం యద పశ్యన్న పశ్యనుయత్ తూష్ణీం తూష్ణీం తూష్ణీం యజ్ఞూష్ణీమాఘారమాఘారం తూష్ణీం యజ్ఞూష్ణీమాఘారం తూష్ణీమాఘారమాఘారం తూష్ణీం తూష్ణీమాఘారమాఘారయత్యాఘారయత్యాఘారం తూష్ణీం తూష్ణీమాఘారమాఘారయతి ఆఘారమాఘారయత్యాఘారయత్యాఘారమాఘారమాఘారయతి యజ్ఞస్య యజ్ఞస్యాఘారయత్యాఘారమాఘారమాఘారయతి యజ్ఞస్య ఆఘారమిత్యాఘారం ఆఘారయతి యజ్ఞస్య యజ్ఞస్యాఘారయత్యాఘారయతి యజ్ఞస్యానుక్ష్యాచ్చానుక్ష్యాచ్చి యజ్ఞస్యాఘారయత్యాఘారయతి యజ్ఞస్యానుక్ష్యాచ్యై ఆఘారయతీత్యాఘారయతి యజ్ఞస్యానుక్ష్యాచ్య అనుక్ష్యాచ్యై యజ్ఞస్య యజ్ఞస్యానుక్ష్యాచ్య అసురేష్వసురేష్వనుక్ష్యాచ్యై యజ్ఞస్య యజ్ఞస్యానుక్ష్యాచ్య అసురేషు అనుక్ష్యాచ్య అసురేష్వసురేష్వనుక్ష్యాచ్య అనుక్ష్యాచ్య అసురేషు వై వా అసురేష్వనుక్ష్యాచ్య అనుక్ష్యాచ్య అసురేషు వై అనుక్ష్యాచ్య ఇత్యనుక్ష్యాచ్యై అసురేషు వై వా అసురేష్వసురేషు వై యజ్ఞో యజ్ఞో వా అసురేష్వసురేషు వై యజ్ఞ వై యజ్ఞో యజ్ఞో వై వై యజ్ఞ ఆసీదాసీద్ యజ్ఞో వై వై యజ్ఞ ఆసీద్ యజ్ఞ ఆసీదాసీద్ యజ్ఞో యజ్ఞ ఆసీత్తం తమాసీద్ యజ్ఞో యజ్ఞ ఆసీత్తం ఆసీత్తం తమాసీదాసీత్తం దేవా దేవాస్తమాసీదాసీత్తం దేవా దేవా దేవాస్తంతం దేవాస్తూష్ణీమో హోమేన తూష్ణీమో హోమేన దేవాస్తంతం దేవాస్తూష్ణీమో హోమేన దేవాస్తూష్ణీగు హోమేన తూష్ణీగు హోమేన దేవా దేవాస్తూష్ణీగు హోమేనా వృంజత వృంజత తూష్ణీగు హోమేన దేవా దేవాస్తూష్ణీగు హోమేనా వృంజత తూష్ణీగు హోమేనా వృంజత వృంజత తూష్ణీగు హోమేన తూష్ణీగు హోమేనా వృంజత యజ్జత వృంజత తూష్ణీగు హోమేన తూష్ణీగు హోమేనా వృంజత యత్ తూష్ణీము హోమేనేతి తూష్ణీ హోమేన అవృంజతయత్యత వృంజత వృంజతయత్తూష్ణీం తూష్ణీయత వృంజత వృంజతయత్తూష్ణీం తూష్ణీం తూష్ణీయత్తూష్ణీమాఘారమాఘారం తూష్ణీయత్తూష్ణీమాఘారం తూష్ణీమాఘారమాఘారం తూష్ణీం తూష్ణీమాఘారమాఘారయత్యాఘారయత్యాఘారం తూష్ణీం తూష్ణీమాఘారమాఘారయతి ఆఘారమాఘారయత్యాఘారయత్యాఘారమాఘారమాఘారయతి భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్యాఘారయత్యాఘారమాఘారమాఘారయతి భ్రాతృవ్యస్య ఆఘారమిత్యాఘారం ఆఘారయతి భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్యాఘారయత్యాఘారయతి భ్రాతృవ్యస్యైవైవ భ్రాతృవ్యస్యాఘారయత్యాఘారయతి భ్రాతృవ్యస్యైవ ఆఘారయతీత్యాఘారయతి భ్రాతృవ్యస్యైవ భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్యైవ తత్తదేవ భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్యైవ తద్ ఏవత్తదేవ తద్యజ్ఞం యజ్ఞం తదేవ తద్యజ్ఞం తద్యజ్ఞం యజ్ఞం తత్తద్యజ్ఞం వృంగే వృంగే యజ్ఞం తత్తద్యజ్ఞం వృంగే యజ్ఞం వృంగే వృంగే యజ్ఞం యజ్ఞం వృంగే పరిధీన్ పరిధీన్ వృంగే యజ్ఞం యజ్ఞం వృంగే పరిధీన్ వృంగే పరిధీన్ పరిధీన్ వృంగే వృంగే పరిధీన్ పరిమూసం పరిధీన్ వృంగే వృంగే పరిధీన్ సమ్ పరిధీన్ సమూసం పరిధీన్ పరిధీన్ సమ్మాష్టి మాష్టికం పరిధీన్ పరిధీన్ సమ్మాష్టి పరిధీరిది పరిధీర్ సమ్మాష్టి మాష్టికం సమ్మాష్టి పునాది పునాది మాష్టికం సమ్మాష్టి పునాది మాష్టి పునాది పునాది మాష్టి మాష్టి పునాత్యేవైవ పునాది మాష్టి మాష్టి పునాత్యేవ పునాత్యేవైవ పునాది పునాత్యేవైనానేనానేవ పునాది పునాత్యేవైనాను ఏవైనానేనానేవైవైనాంత్రిస్త్రిస్త్రిస్త్రిరేనానేవైవైనాంత్రిస్త్రి ఏనాంత్రిస్త్రిస్త్రిస్త్రిరేనానేనాంత్రిస్త్రిస్తగుంసంత్రిస్త్రిరేనానేనాంత్రిస్త్రిస్తం త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్త్రిస్ యజ్ఞోథో అథో యజ్ఞో యజ్ఞోథో రక్షసాగో రక్షసామథో యజ్ఞో యజ్ఞోథో రక్షసాం అథో రక్షసాగో రక్షసామథో అథో రక్షసామపహత్యా అపహత్యై రక్షసామథో అథో రక్షసామపహత్యై అథో ఇత్యథో రక్షసామపహత్యా అపహత్యై రక్షసాగో రక్షసామపహత్యై ద్వాదశ ద్వాదశాపహత్యై రక్షసాగో రక్షసామపహత్యై ద్వాదశ అపహత్యై ద్వాదశ ద్వాదశాపహత్యా అపహత్యై ద్వాదశ సంసం ద్వాదశాపహత్యా అపహత్యై ద్వాదశతం అపహత్యా ఇత్యపాహత్యై ద్వాదశ సంసం ద్వాదశ ద్వాదశ సంపద్యంతే పద్యంతే సంద్వాదశ ద్వాదశ సంపద్యంతే సంపద్యంతే పద్యంతే సగుణ సంపద్యంతే ద్వాదశ ద్వాదశ పద్యంతే సగుణ సంపద్యంతే ద్వాదశ పద్యంతే ద్వాదశ ద్వాదశ పద్యంతే పద్యంతే ద్వాదశ మాసామాసా ద్వాదశ పద్యంతే పద్యంతే ద్వాదశ మాసా ద్వాదశ మాసా మాసా ద్వాదశ ద్వాదశ మాసా సంవత్సర సంవత్సర మాసా ద్వాదశ ద్వాదశ మాసా సంవత్సర మాసా సంవత్సర సంవత్సర మాసా మాసా సంవత్సర సంవత్సరం సంవత్సరం సంవత్సరో మాసా మాసా సంవత్సర సంవత్సరం సంవత్సర సంవత్సరం సంవత్సరం సంవత్సర సంవత్సర సంవత్సరమేవ సంవత్సరం సంవత్సర సంవత్సర సంవత్సరమేవ సంవత్సర ఇది సంవత్సర సంవత్సరమేవ సంవత్సరం సంవత్సరమేవ క్రీణాది క్రీణాదే సంవత్సరం సంవత్సరమేవ క్రీణాది సంవత్సరమితి సంవత్సరం ఏ క్రీణాది క్రీణాదేవ క్రీణాద్యథో అథో క్రీణాదేవ క్రీణాద్యథో క్రీణాద్యథో అథో క్రీణాది క్రీణాద్యథో సంవత్సరం సంవత్సరమథో క్రీణాది క్రీణాద్యథో సంవత్సరం అథో సంవత్సరం సంవత్సరమథో అథో సంవత్సరమేవ సంవత్సరమథో అథో సంవత్సరమేవ అథో ఇత్యథో సంవత్సరమేవ సంవత్సరం సంవత్సరమేవాస్మాస్మాయ సంవత్సరం సంవత్సరమేవాస్మై సంవత్సరమితి సంవత్సరం ఏవాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మాస్మ సువర్గస్ లోకస్య సమష్టి సమష్టి లోకస్య లోకస్య సమష్టిశర శరస్సమష్టి లోకస్య లోకస్య సమష్టిశర సమష్టిశర శరస్సమష్టి సమష్టిశిరో వై వై శరస్సమష్టి సమష్టిశిరో వై సమష్ట్యాది సమష్టి శిరో వై వై శరశిరో వా ఏతదేతై శిరశిరో వా ఏతద్ వా ఏతదేతై వా ఏతద్యజ్ఞైతద్వైవా ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ సర్వాదేవతాయుద్ధ్యేవతాయుద్ధ్యేవతాయుదాఘారమాఘారయ్యేవతాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘారయ్యాఘార ఆఘారమిత్యాఘారం ఆఘారేషేరుషత వాయుదేవత్యో వై ప్రాణ ప్రాణో వై వాయుదేవత్యో వాయుదేవత్యో వై ప్రాణ వాయుదేవ్య వాయుదేవ్య వై ప్రాణ ప్రాణో వై వై ప్రాణో వాయు వాయు ప్రాణో వై వై ప్రాణో వాయు ప్రాణో వాయు వాయు ప్రాణ ప్రాణో వాయా వేవై వాయు ప్రాణ ప్రాణో వాయా వేవ ప్రాణ ఇది ప్రాణ వాయా వేవై వాయు వాయా వేవాస్యాశ్రీవ వాయు వాయా వేవాస్యాశ్రీదైవాస్ ప్రాణం ప్రాణమశ్రీదైవాస్ ప్రాణం అస్య ప్రాణం ప్రాణమస్యాస్ ప్రాణం జుహోది జుహోది ప్రాణమస్యాస్య ప్రాణం జుహోది ప్రాణం జుహోది జుహోది ప్రాణం ప్రాణం జుహోది సకోసం జుహోది ప్రాణం ప్రాణం జుహోదిసం ప్రాణమిది ప్రాణం జుహోది సకోసం జుహోది జుహోది సంయజత్రైర్యత్రై సంజుహోది జుహోది సంయజత్రై సంయజత్రైర్యత్రై సగో సంయజత్రైరంగాన్యంగాయత్రై సగో సంయజత్రైరంగాని ఎదత్రైరంగాన్యంగాయత్రైర్యత్రైరంగాని సకోసమంగాయత్రైర్యత్రైరంగాలిసం అంగాని సకోసమం గాన్యంగాని సంయజ్ఞపతిర్యజ్ఞపతి సమం గాన్యంగాని సంయజ్ఞపతి సంయజ్ఞపతిర్యజ్ఞపతి సకోసం యజ్ఞపతి రాశిశాశిషా యజ్ఞపతి సకోసం యజ్ఞపతి రాశిషా యజ్ఞపతి రాశిశాశిషా యజ్ఞపతిర్యజ్ఞపతి రాశిషేతి శాశిషా యజ్ఞపతిర్యజ్ఞపతి రాశిషేతి యజ్ఞపతిరితి యజ్ఞపతి ఆశిషేతి శాశిశాశిషేత్యాహేత్యాశిశాశిషేత్యాహ ఆశిషేత్యాశిషా ఇత్యాహేదీత్యా యజ్ఞపతి యజ్ఞపతి మాహేదీత్యాహ యజ్ఞపతి ఆహ యజ్ఞపతి యజ్ఞపతి మాహా యజ్ఞపతిమేవైవ యజ్ఞపతి మాహా యజ్ఞపతిమేవ యజ్ఞపతిమేవైవ యజ్ఞపతి యజ్ఞపతిమేవాస్యాశ్రీవ యజ్ఞపతి యజ్ఞపతిమేవాస్య యజ్ఞపతిమిది యజ్ఞపతి ఏవాస్యాశ్రీవైవాస్యాశిషమాశిషమస్యైవైవాస్యాశిషం అస్యాశిషమాశిషమస్యాశిషం గమయతి గమయత్యాశిషమస్యాశిషం గమయతి ఆశిషం గమయతి గమయత్యాశిషమాశిషం గమయతి విశ్వరూపో విశ్వరూపో గమయత్యాశిషమాశిషం గమయతి విశ్వరూప ఆశిషమిత్యాశిషం గమయతి విశ్వరూపో విశ్వరూపో గమయతి గమయతి విశ్వరూపో వై వై విశ్వరూపో గమయతి గమయతి విశ్వరూపో వై విశ్వరూపో వై వై విశ్వరూపో విశ్వరూపో వై త్వాష్ట్రస్త్వాష్ట్రో వై విశ్వరూపో విశ్వరూపో వై త్వాష్ట్ర విశ్వరూప ఇది విశ్వరూప వై త్వాష్ట్రస్త్వాష్ట్రో వై వై త్వాష్ట్ర ఉపరిష్టాదుపరిష్టాత్వాష్ట్రో వై వై త్వాష్ట్ర ఉపరిష్టాద్ త్వాష్ట్ర ఉపరిష్టాదుపరిష్టాత్వాష్ట్రస్త్వాష్ట్ర ఉపరిష్టాత్ పశుం పశుం ఉపరిష్టాత్వాష్ట్రస్త్వాష్ట్ర ఉపరిష్టాత్ పశుం ఉపరిష్టాత్ పశుం పశుమపరిష్టాదుపరిష్టాత్ పశుమభ్యభి పశుమపరిష్టాదుపరిష్టాత్ పశుమభి పశుమభ్యభి పశుం పశుమభ్యవమేదవమేదభి పశుం పశుమభ్యవమేద్ అభ్యవమేదవమేదభ్యా అభ్యవమేత్తస్మాత్తస్మాదవమేదభ్యాభ్యవమేత్తస్మాద్ అవమేత్తస్మాత్తస్మాదవమేదవమేత్తస్మాదుపరిష్టాదుపరిష్టాత్తస్మాదవమేదవమేత్తస్మాదుపరిష్టాద్ తస్మాదుపరిష్టాత్పశోపరిష్టాత్పశోరుపరిష్టాత్పశోరుపరిష్టాత్పశోర్నన పశోరుపరిష్టాదుపరిష్టాత్పశోర్నపశోర్నన పశోర్నవజ్యంతిజ్యంత్యమననావజ్యంతి అవజ్యంతిజ్యంత్యవజ్యంతియజ్యంత్యవజ్యంతియజ్ జంత్యజ్యంత్యజ్యంత్యజపరిష్టాదుపరిష్టాద్యజ్యదుపరిష్టాత్పశుమపరిష్టాద్యజ్యదుపరిష్టాత్పశుమపరిష్టాద్యజ్యదుపరిష్టాత్పశుమపరిష్టాత్పశుమపరిష్టాదుపరిష్టాత్పశుమోసమనక్తి సమనక్తిపశుమపరిష్టాదుపరిష్టాత్పశుమోసమనక్తి పశుమోసమనక్తిపశుమపశుమోసమనక్తిమేధ్యం సమనక్తిమేధ్యం మేధ్యగోసమనక్తిమనక్తిమేధ్యమేవైవమేధ్యగోసమనక్తిమనక్తిమేధ్యమేవ సమనక్తి సమనక్తి మేధ్యమేవైవమేధ్యం మేధ్యమేవైనమేన మేవమేధ్యం మేధ్యమేవైనం ఏవైనమేన మేవైవైనం కరోతి కరోత్యేన మేవైవైనం కరోతి ఏనం కరోతి కరోత్యేన మేనం కరోత్యర్త్విజ అర్త్విజః కరోత్యేన మేనం కరోత్యర్త్విజః కరోత్యర్త్విజః కరోతి కరోత్యర్త్విజో వృణీతే వృణీతే అర్త్విజో వృణీతే ఛందాకుంసి ఛందాకుంసి వృణీతే అర్త్విజో వృణీతే ఛందాకుంసి వృణీతే ఛందాకుంసి వృణీతే ఛందాకుంసి వృణీతే ఛందాకుంసి వృణీతే వృణీతే ఛందాకుస్యేవైవ ఛందాకుంసి వృణీతే వృణీతే ఛందాకుస్యేవ ఛందాకుస్యేవైవ ఛందాకుంసి ఛందాకుస్యేవ వృణీతే వృణీతే ఛందాకుస్యేవ వృణీతే ఏ వృణీతే వృణీత ఏవైవ వృణీతే సప్త సప్త వృణీత ఏవైవ వృణీతే సప్త వృణీతే సప్త సప్తవృణీతే వృణీతే సప్తవృణీతే వృణీతే సప్తవృణీతే వృణీతే సప్తవృణీతే సప్తవృణీతే వృణీతే సప్త సప్తవృణీతే సప్త సప్తవృణీతే సప్త సప్తవృణీతే సప్త వృణీతే సప్త సప్తవృణీతే వృణీతే సప్తగ్రామ్యా గ్రామ్యా సప్తవృణీతే వృణీతే సప్తగ్రామ్యా సప్తగ్రామ్యా గ్రామ్యా సప్త సప్తగ్రామ్యా పశవ పశవో గ్రామ్యా సప్త సప్తగ్రామ్యా పశవ గ్రామ్యా పశవ పశవో గ్రామ్యా గ్రామ్యా పశవ సప్త సప్త పశవో గ్రామ్యా గ్రామ్యా పశవ సప్త పశవ సప్త సప్త పశవ పశవ సప్తారణ్యారణ్యా సప్త పశవ పశవ సప్తారణ్యా సప్తారణ్యారణ్యా సప్త సప్తారణ్యా సప్త సప్తారణ్యా సప్త సప్తారణ్యా సప్త ఆరణ్యా సప్త సప్తారణ్యారణ్యా సప్త ఛందాగుంసి ఛందాగుంసి సప్తారణ్యారణ్యా సప్త ఛందాగుంసి సప్త ఛందాగుంసి ఛందాగుంసి సప్త సప్త ఛందాగస్య భయస్య అభయస్య ఛందాగుంసి సప్త సప్త ఛందాగస్య భయస్య ఛందాగస్య భయస్య అభయస్య ఛందాగుంసి ఛందాగస్య భయస్యావరుధ్యా అవరుధ్యా ఉభయస్య ఛందాగుంసి ఛందాగస్య భయస్యావరుధ్యై ఉభయస్యావరుధ్యా అవరుధ్యా ఉభయస్య ఉభయస్యావరుధ్యా ఏకాదశైకాదశావరుధ్యా ఉభయస్య ఉభయస్యావరుధ్యా ఏకాదశ అవరుధ్యా ఏకాదశైకాదశావరుధ్యా అవరుధ్యా ఏకాదశ ప్రయాజాన్ ప్రయాజాన్ ఏకాదశావరుధ్యా అవరుధ్యా ఏకాదశ ప్రయాజాన్ అవరుధ్యా ఇత్యవరుధ్యై ఏకాదశ ప్రయాజాన్ ప్రయాజాన్ ఏకాదశైకాదశ ప్రయాజాన్ యజదేజ ప్రయాజాన్ ఏకాదశైకాదశ ప్రయాజాన్ యజది ప్రయాజాయజేజతి ప్రయాజాన్ ప్రయాజాయజతి ప్రయాజాన్ ప్రయాజాయజదశ ప్రయాజాయ ప్రయాజాయజతి యజదశ వై వై దశ యజతి దశ వై దశ వై వై దశ దశ వై పశో పశోర్వై దశ దశ వై పశో వై పశో పశోర్వై వై పశో ప్రాణా ప్రాణా పశోర్వై వై పశో ప్రాణా పశో ప్రాణ ప్రాణ పశో పశో ప్రాణ ఆత్మాత్మా ప్రాణ పశో పశో ప్రాణ ఆత్మా ప్రాణ ఆత్మాత్మా ప్రాణ ప్రాణ ఆత్మైకాదశ ఏకాదశ ఆత్మా ప్రాణ ప్రాణ ఆత్మైకాదశ ప్రాణ ఇది ప్రాణా ఆత్మైకాదశ ఏకాదశ ఆత్మాత్మైకాదశోయావాను యావాన్ ఏకాదశ ఆత్మాత్మైకాదశోయావాను ఏకాదశోయావానుయావాన్ ఏకాదశ ఏకాదశోయావానేవైవ యావాన్ ఏకాదశ ఏకాదశోయావానేవ యావానేవైవ యావానుయావానేవ పశ పశురేవ యావానుయావానేవ పశు ఏవ పశు పశురేవైవ పశుస్తందం పశురేవైవ పశుస్తం పశుస్తందం పశు పశుస్తం ప్రప్రదం పశు పశుస్తం ప్ర తం ప్రప్రదంతం ప్రయజతి యజతి ప్రదంతం ప్రయజతి ప్రయజతి యజతి ప్రప్రయజతి వపాం వపాయజతి ప్రప్రయజతి వపాం యజతి వపాం వపాయజతి యజతి వపామేక ఏకో వపాయజతి యజతి వపామేక వపామేక ఏకో వపాం వపామేక పరిపర్యేకో వపాం వపామేక పరి ఏక పరిపర్యేక ఏక పరిషయేషి ఏ పర్యేక ఏక పరిషయే పరిషయేషి ఏ పరిపరిషయ ఆత్మాత్మాషి ఏ పరిపరిషయ ఆత్మా శయ ఆత్మాత్మాశయేషయ ఆత్మైవైవాత్మాశయేషయ ఆత్మైవ ఆత్మైవైవాత్మాత్మైవాత్మానమాత్మానమేవాత్మాత్మైవాత్మానం ఏవాత్మానమాత్మానమేవైవాత్మానం పరిపర్యాత్మానమేవైవాత్మానం పరి ఆత్మానం పరిపర్యాత్మానమాత్మానం పరిషయేషు ఏ పర్యాత్మానమాత్మానం పరిషయే పరిషయేషు ఏ పరిపరిషయే వజ్రవజ్రస్సు ఏ పరిపరిషయే వజ్ర శయే వజ్రవజ్రస్సు ఏ వజ్రో వై వై వజ్రస్సు ఏ వజ్రో వై వజ్రో వై వై వజ్రో వజ్రో వై స్వధితి స్వధిర్వై వజ్రో వజ్రో వై స్వధితి వై స్వధితి స్వధిర్వై వై స్వధిర్వజ్రో వజ్రస్వధిర్వై వై స్వధిర్వజ్ర స్వధిర్వజ్రో వజ్రస్వధితి స్వధిర్వజ్రో యోపశకలో యోపశకలో వజ్రస్వధితి స్వధిర్వజ్రో యోపశకల స్వధిర్స్వాధి వజ్రో యోపశకలో యోపశకలో వజ్రో వజ్రో యోపశకలో ఘృతం ఘృతం యోపశకలో వజ్రో వజ్రో యోపశకలో ఘృతం యోపశకలో ఘృతం ఘృతం యోపశకలో యోపశకలో ఘృతం ఖలు ఖలు ఘృతం యోపశకలో యోపశకలో ఘృతం ఖలు యోపశకల ఇది యోపాశకల ఘృతం ఖలు ఖలు ఘృతం ఘృతం ఖలు వై వై ఖలు ఘృతం ఘృతం ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై దేవా దేవా వై ఖలు ఖలు వై దేవా వై దేవా దేవా వై వై దేవా వజ్రం వజ్రం దేవా వై వై దేవా వజ్రం దేవా వజ్రం వజ్రం దేవా దేవా వజ్రం కృత్వా కృత్వా వజ్రం దేవా దేవా వజ్రం కృత్వా వజ్రం కృత్వా కృత్వా వజ్రం వజ్రం కృత్వా సోమం సోమం కృత్వా వజ్రం వజ్రం కృత్వా సోమం కృత్వా సోమకం సోమం కృత్వా సోమమఘ్నన్నఘ్నం సోమం కృత్వా సోమమఘ్నన్ సోమఘ్నన్నఘ్నం సోమకం సోమమఘ్నం ఘతేన ఘతేనాఘ్నం సోమకం సోమమఘ్నం ఘతేన అఘ్నం ఘతేన ఘతేనాఘ్నన్నఘ్నం ఘతేనాక్తవక్తో ఘతేనాఘ్నన్నఘ్నం ఘతేనాక్తౌ ఘతేనాక్తవక్తో ఘతేన ఘతేనాక్తౌ పశుం పశుమక్తౌ ఘతేన ఘతేనాక్తౌ పశుం అక్తో పశుం పశుమక్తవక్తో పశుంత్రాయేథాంత్రాయేథాం పశుమక్తవక్తో పశుంత్రాయేథాం పశుంత్రాయేథాంత్రాయేథాం పశుం పశుంత్రాయేథామిదిత్రాయేథాం పశుం పశుంత్రాయేథామితి రాయేథామిదిత్రాయేథాంత్రాయేథామిత్యాహేత్రాయేథాంత్రాయేథామిత్యాహ ఇత్యాహేతీత్యాహ మిత్రేణ మిత్రేణాహేతీత్యాహ మిత్రేణ ఆహమిత్రేణ మిత్రేణాహ అవిత్రేణైవైవ వజ్రేణాహ అవిత్రేణైవ వజ్రేణైవైవ వజ్రేణ వజ్రేణైవైనమేనమేవ వజ్రేణ వజ్రేణైవైనం ఏవైనమేనమేవైవైనం వశే వశ ఏనమేవైవైనం వశే ఏనం వశే వశ ఏనమేనం వశే కృత్వా కృత్వా వశ ఏనమేనం వశే కృత్వా వశే కృత్వా కృత్వా వశే వశే కృత్వా లభతే లభత ఆ కృత్వా వశే వశే కృత్వా లభతే కృత్వా లభతే లభత ఆ కృత్వా కృత్వా లభతే ఆలభతే లభత ఆలభతే లభత ఇది లభతే పర్యజ్ఞకరోజకరోజి పర్యజ్ఞ పర్యజ్ఞకరోజి తర్భవతమో తర్భవతం కరోజి పర్యజ్ఞ పర్యజ్ఞకరోజి తర్భవతం పర్యజ్ఞేది పరి అగ్ని కరోజి సర్భవతమో సర్భవతం కరోజి కరోజి సర్భవతమేవైవ సర్భవతం కరోజి కరోజి సర్భవతమేవ సర్వభూతమేవైవ సర్భవతమో సర్భవతమేవైనమేనమేవ సర్భవతమో సర్భవతమేవైనం సర్వభూతమిది సర్వాభూతం ఏవైనమేనమేవైనం కరోతి కరోత్యేనమేవైనం కరోతి ఏనం కరోతి కరోత్యేనమేనం కరోత్యస్కందాయ స్కందాయ కరోత్యేనమేనం కరోత్యస్కందాయ కరోత్యస్కందాయ స్కందాయ కరోతి కరోత్యస్కందాయ స్కన్నమస్కం నమస్కందాయ కరోతి కరోత్యస్కందాయ స్కన్నం అస్కందాయాస్కం నమస్కం నమస్కం దాయాస్కం దాయాస్కం నగుహిష్యస్కం నమస్కం దాయాస్కం దాయాస్కం నగుహి అస్కం నగుహిష్యస్కం నమస్కం నగుహిత్యస్కం నమస్కం నగుహిత్యద్యద్యద్యద్యద్యద్ధ్వతస్కందస్కందస్కందస్కందది హుతస్య స్కందది స్కందది హుతస్య హుతస్య స్కందరి త్రిస్త్రిస్కందది హుతస్య హుతస్య స్కందరి త్రి స్కందరి త్రిస్త్రిస్కందరి స్కందరి త్రిపర్యజ్ఞ పర్యజ్ఞ త్రిస్కందరి స్కందరి త్రిపర్యజ్ఞి త్రిపర్యజ్ఞ పర్యజ్ఞ త్రిస్త్రిపర్యజ్ఞ కరోతి కరోతి పర్యజ్ఞ త్రిస్త్రిపర్యజ్ఞ కరోతి పర్యజ్ఞ కరోతి కరోతి పర్యజ్ఞ పర్యజ్ఞ కరోతి త్రియావృత్ కరోతి పర్యజ్ఞ పర్యజ్ఞ కరోతి త్రియావృత్ పర్యజ్ఞి విపరి అగ్ని పశూ ఎదన్వారభేదన్వారభేదయత్యదన్వారభేద ప్రమాయుగ ప్రమాయుకోన్వారభేదయత్యదన్వారభేద ప్రమాయుగ అన్వారభేద ప్రమాయుగ ప్రమాయుకోన్వారభేదాన్వారభేద ప్రమాయుకో యజమాన యజమాన ప్రమాయుకోన్వారభేదాన్వారభేద ప్రమాయుకో యజమాన అన్వారభేదేత్యను ఆరభేద ప్రమాయుకో యజమానో యజమాన ప్రమాయుక ప్రమాయుకో యజమాన స్యాత్ స్యాద్ యజమాన ప్రమాయుక ప్రమాయుకో యజమాన స్యాద్ ప్రమాయుక ఇది ప్రమాయుక యజమాన స్యాద్యజమానో యజమాన స్యాదథో అథో స్యాద్యజమానో యజమాన స్యాదథో స్యాదథో అథో స్యాత్ స్యాదథో ఖలు ఖల్వథో స్యాత్ స్యాదథో ఖలు అథో ఖలు ఖల్వథో అథో ఖల్వాహురాహు ఖల్వథో అథో ఖల్వాహు అథో ఇత్యథో ఖల్వాహురాహు ఖలు ఖల్వాహస్సువర్గాయ సువర్గాయ ఖలు ఖల్వాహస్సువర్గాయ ఆహస్సువర్గాయ సువర్గాయ హురాహస్సువర్గాయ వై వై సువర్గాయ హురాహస్సువర్గాయ వై సువర్గాయ వై వై సువర్గాయ సువర్గాయ వా ఏష వై సువర్గాయ సువర్గాయ వా ఏష సువర్గాయేతి సువర్గాయ వా ఏష వై వా ఏష లోకాయ లోకాయైష వై వా ఏష లోకాయ ఏష లోకాయ లోకాయైష ఏష లోకాయ నీయతే నీయతే లోకాయైష ఏష లోకాయ నీయతే లోకాయ నీయతే నీయతే లోకాయ లోకాయ నీయతే యజ్ఞీయతే లోకాయ లోకాయ నీయతే యత్ నీయతే యజ్ఞీయతే నీయతే యత్ పశః పశుర్యన్నీయతే నీయతే యత్ పశుః యత్ పశః పశుర్యజ్ఞత్ పశురితి పశుర్యజ్ఞత్ పశురితి పశురితి పశుః పశురితి యజ్ఞతి పశః పశురితి యత్ ఇది యజ్ఞతి దియన్ననయతి దియన్న యన్ననయజ్ఞన్నాన్వారభేదాన్వారభేదనయజ్ఞన్నాన్వారభేద నాన్వారభేదాన్వారభేదననాన్వారభేదసువర్గాత్సువర్గాదన్వారభేదననాన్వారభేదసువర్గాద్ అన్వారభేదసువర్గాత్సువర్గాదన్వారభేదాన్వారభేదసువర్గాల్లోకాల్లోకాత్సువర్గాదన్వారభేదసువర్గాల్లోకాద్ అన్వారభేదేత్యను ఆరభేద స్వర్గాల్లోకాల్లోకాత్సువర్గాల్లోకాద్యజమానో యజమానో లోకాత్సువర్గాత్సువర్గాల్లోకాద్యజమాన స్వర్గాదిజమానోజమానో లోకాల్లోకాద్యజమానో హీయత హీయత యజమానో లోకాల్లోకాద్యజమానో హీయత యజమానో హీయత హీయత యజమానో యజమానో హీయత ఉపాశ్రవణీభ్యాం హీయత యజమానో యజమానో హీయత ఉపాశ్రవణీభ్యాం హీయేత ఉపాశ్రవణీభ్యాం ఉపాశ్రవణీభ్యాగో హీయేత హీయేత ఉపాశ్రవణీభ్యామన్వారభతే ఉపాశ్రవణీభ్యాగో హీయేత హీయేత ఉపాశ్రవణీభ్యామన్వారభతే ఉపాశ్రవణీభ్యామన్వారభతేన్వారభతే ఉపాశ్రవణీభ్యాం ఉపాశ్రవణీభ్యామన్వారభతే తత్తదన్వారభతే ఉపాశ్రవణీభ్యాం ఉపాశ్రవణీభ్యామన్వారభతే తత్ ఉపాశ్రవణీభ్యామితి ఉపాశ్రవణీభ్యాం అన్వారభతేన్వారభతేన్వారభతేతన్నరదన్వారభతేన్వారభతేతన్న అన్వారభత ఇత్యను ఆరభతే తన్నరదత్తన్నేవే వనదత్తన్నేవ నేవే వనమే వాన్వారబ్ధమన్వారబ్ధమివానేవాన్వారబ్ధం ఇవాన్వారబ్ధమన్వారబ్ధమివే వాన్వారబ్ధన్ననాన్వారబ్ధమివే వాన్వారబ్ధన్న అన్వారబ్ధం ననాన్వారబ్ధమన్వారబ్ధం నేవే వనాన్వారబ్ధమన్వారబ్ధం నేవ అన్వారబ్ధమిత్యను ఆరబ్ధం నేవే వననేవానన్వారబ్ధమనన్వారబ్ధమి వననేవానన్వారబ్ధం ఇవానన్వారబ్ధమనన్వారబ్ధమి వేవానన్వారబ్ధముపోపానన్వారబ్ధమి వేవానన్వారబ్ధముప అనన్వారబ్ధముపోపానన్వారబ్ధమనన్వారబ్ధముపప్రప్రోపానన్వారబ్ధముపప్ర అనన్వారబ్ధమిత్యనను ఆరబ్ధం ఉపప్రప్రోపోపప్రేష్యేష్యప్రోపోపప్రేష్య ప్రేష్యేష్యప్రప్రేష్య హోదర హోదరిష్యప్రప్రేష్య హోద ఇష్యహోదర హోదరిష్యేష్య హోదర హవ్యా హవ్యా హోదరిష్యేష్య హోదర హవ్యా హోదర హవ్యా హవ్యా హోదర హోదర హవ్యా దేవేభ్యో దేవేభ్యో హవ్యా హోదర హోదర హవ్యా దేవేభ్య హవ్యా దేవేభ్యో దేవేభ్యో హవ్యా హవ్యా దేవేభ్య ఇది దేవేభ్యో హవ్యా హవ్యా దేవేభ్య ఇది దేవేభ్య ఇది దేవేభ్యో దేవేభ్య ఇత్యాహేది దేవేభ్యో దేవేభ్య ఇత్యాహ ఇత్యాహేదిత్యాహేషితమిషితమాహేదిత్యాహేషితం ఆహేషితమిషితమాహేషితగుంహిషితమాహేషితగుంహి ఇషితగుంహిషితమిషితగుంహి కర్మ కర్మహిషితమిషితగుంహి కర్మ వికర్మ కర్మహి కర్మ క్రియతే క్రియతే కర్మహి కర్మ క్రియతే కర్మ క్రియతే క్రియతే కర్మ కర్మ క్రియతే రేవతే రేవతే క్రియతే కర్మ కర్మ క్రియతే రేవతే క్రియతే రేవతే రేవతే క్రియతే క్రియతే రేవతే యజ్ఞపతి యజ్ఞపతి గురేవతే క్రియతే క్రియతే రేవతే యజ్ఞపతి రేవతే యజ్ఞపతి యజ్ఞపతి గురేవతే రేవతే యజ్ఞపతి ప్రియథా ప్రియథా యజ్ఞపతి గురేవతే రేవతే యజ్ఞపతి ప్రియథా యజ్ఞపతి ప్రియథా ప్రియథా యజ్ఞపతి యజ్ఞపతి ప్రియథా విశత విశత ప్రియథా యజ్ఞపతి యజ్ఞపతి ప్రియథా విశత యజ్ఞపతిమిది యజ్ఞాపతి ప్రియథా విశత విశత ప్రియథా ప్రియథా విశతేది విశత ప్రియథా ప్రియథా విశతేది ప్రియథేది ప్రియాథా ఆవిశత విశత విశతేది విశత విశతేది విశతేది విశత విశతేత్యాహేతి విశత విశతేత్యాహ ఏతదగ్నినాగ్నిమైతదేతదగ్నినా పురస్తా పురస్తాదగ్నిమైతదేతదగ్నినా పురస్తాత్ అగ్నినా పురస్తాత్ పురస్తాదగ్నినాగ్నినా పురస్తాదేత్యేతి పురస్తాదగ్నినాగ్నినా పురస్తాదేతి పురస్తాదేత్యేతి పురస్తాత్ పురస్తాదేతి రక్షసాగం రక్షసామేతి పురస్తాత్ పురస్తాదేతి రక్షసాం ఏతి రక్షసాగం రక్షసామేత్యేతి రక్షసామపహత్యాపహత్యే రక్షసామేత్యేతి రక్షసామపహత్యై రక్షసాపహత్యాపహత్యే రక్షసాగో రక్షసామపహత్యే పృథివ్యా పృథివ్యా అపహత్యే రక్షసాగో రక్షసామపహత్యే పృథివ్యా అపహత్యే పృథివ్యా పృథివ్యా అపహత్యా అపహత్యే పృథివ్యా సంపృగ సంపృగ పృథివ్యా అపహత్యా అపహత్యే పృథివ్యా సంపృగ అపహత్యా ఇత్యపాహత్యే పృథివ్యా సంపృగ సంపృజ పృథివ్యా పృథివ్యా సంపృజ పాహి పాహి సంపృజ పృథివ్యా పృథివ్యా సంపృజ పాహి సంపృజ పాహి పాహి సంపృజ సంపృజ పాహీతి పాహి సంపృజ సంపృజ పాహీతి సంపృజ ఇది సంపృజ పాహీతి పాహి పాహీతి బలిహిర్బలిహిరతి పాహి పాహీతి బలిహి ఇది బలిహిర్బలిహిరీతి బలిహిర్వోప బలిహిరీతి బలిహిర్వ బలిహిర్వోప బలిహిర్బలిహిర్వాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్యుపాత్ నమస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయ స్కందతి బలిషి స్కందతి స్కందతి బలిషి బలిషి స్కందత్యథో అథో స్కందతి బలిషి బలిషి స్కందత్యథో స్కందత్యథో అథో స్కందతి స్కందత్యథో బలిషదం బలిషదమథో స్కందతి స్కందత్యథో బలిషదం అథో పరిహిషదం పరిహిషదమథో అథో పరిహిషదమేవ పరిహిషదమథో అథో పరిహిషదమేవ అథో ఇత్యథో పరిహిషదమేవైవ పరిహిషదం పరిహిషదమేవైనమేనమేవ పరిహిషదం పరిహిషదమేవైనం పరిహిషదమితి పరిహేతరం ఏవైనమేనమేవైనం కరోతి కరోత్యేనమేవైనం కరోతి ఏనం కరోతి కరోత్యేనమేనం కరోతి పరాం పరాం కరోత్యేనమేనం కరోతి పరాంగు కరోతి పరాం పరాం కరోతి కరోతి పరాంగా పరాం కరోతి కరోతి పరాంగా పరాంగా పరాం పరాంగా వర్తతే వర్తత ఆ పరాం పరాంగా వర్తతే ఆవర్తతే వర్తత ఆవర్తతే ధ్వర్యురధ్వర్యుర్వర్తత ఆవర్తతే ధ్వర్యు వర్తతే ధ్వర్యురధ్వర్యుర్వర్తతే వర్తతే ధ్వర్యుః పశో పశోరధ్వర్యుర్వర్తతే వర్తతే ధ్వర్యుః పశో అధ్వర్యః పశో పశోరధ్వర్యురధ్వర్యుః పశో స్వం జ్ఞప్యమానాత్ స్వం జ్ఞప్యమానాత్ పశోరధ్వర్యురధ్వర్యుః పశో స్వం జ్ఞప్యమానాత్ పశోస్వం జ్ఞప్యమానాత్ స్వం జ్ఞప్యమానాత్ పశో పశోస్వం జ్ఞప్యమానాత్ పశుభ్యః పశుభ్యః స్వం జ్ఞప్యమానాత్ పశో పశోస్వం జ్ఞప్యమానాత్ పశుభ్యః స్వం జ్ఞప్యమానాత్ పశుభ్యః పశుభ్యః స్వం జ్ఞప్యమానాత్ స్వం జ్ఞప్యమానాత్ పశుభ్య ఏవైవ పశుభ్యః స్వం జ్ఞప్యమానాత్ స్వం జ్ఞప్యమానాత్ పశుభ్య ఏవ స్వం జ్ఞప్యమానాదితి స్వం జ్ఞప్యమానాత్ పశుభ్య ఏవైవ పశుభ్యః పశుభ్య ఏవ తత్తదేవ పశుభ్యః పశుభ్య ఏవ తత్ పశుభ్య ఇది పశుభ్యః ఏవ తత్తదేవైవ తన్నిరిద దేవైవ తన్ని తన్నిన్నుతేన్నుతేన్నుతేన్నుతేన్నుతేన్నుత ఆత్మన ఆత్మనోన్నుతేని నిన్నుత ఆత్మన నత ఆత్మన ఆత్మనోన్నుతేన్నుత ఆత్మనోనాబ్రస్కాయా ఆబ్రస్కాయాత్మనోన్నుతేన్నుత ఆత్మనోనాబ్రస్కాయ ఆత్మనోనాబ్రస్కాయానాబ్రస్కాయాత్మన ఆత్మనోనాబ్రస్కాయ గచ్చతి గచ్చత్తనాబ్రస్కాయాత్మన ఆత్మనోనాబ్రస్కాయ గచ్చతి అనాబ్రస్కాయ గచ్చతి గచ్చత్తనాబ్రస్కాయానాబ్రస్కాయ గచ్చతి శ్రియకృశ్రియం గచ్చత్తనాబ్రస్కాయానాబ్రస్కాయ గచ్చతి శ్రియం అనాబ్రస్కాయేత్తనాబ్రస్కాయ గచ్చతి శ్రియకృశ్రియం గచ్చతి గచ్చతి శ్రియం ప్రశ్రియం గచ్చతి గచ్చతి శ్రియం ప్ర శ్రియం ప్రశ్రియకృశ్రియం ప్రపశవన్ పశువన్ ప్రశ్రియకృశ్రియం ప్రపశూన్ ప్రపశవన్ పశువన్ ప్రపశూనాప్నోత్యాప్నోది పశువన్ ప్రపశూనాప్నోది పశూనాప్నోత్యాప్నోది పశువన్ పశూనాప్నోది యోయ ఆప్నోది పశువన్ పశూనాప్నోది య ఆప్నోది యోయ ఆప్నోత్యాప్నోది ఏమేమయ్య ఆప్నోత్యాప్నోది ఏం ఏమేమయ్యోయ ఏం వేద వేదైవయ్యోయ ఏం వేద ఏం వేద వేదైవమేం వేద పశ్చాల్లోకా పశ్చాల్లోకా వేదైవమేం వేద పశ్చాల్లోకా వేద పశ్చాల్లోకా పశ్చాల్లోకా వేద వేద పశ్చాల్లోకా వై వై పశ్చాల్లోకా వేద వేద పశ్చాల్లోకా వై పశ్చాల్లోకా వై వై పశ్చాల్లోకా పశ్చాల్లోకా వా ఏషా వై పశ్చాల్లోకా పశ్చాల్లోకా వా ఏషా పశ్చాల్లోకేతి పశ్చాల్లోకా ఏషైషా వై వా ఏషా ప్రాచీ ప్రాచ్యేషా వై వా ఏషా ప్రాచీ ఏషా ప్రాచీ ప్రాచ్యేషా ప్రాచ్యుదానీయత ఉదానీయతే ప్రాచ్యేషా ప్రాచ్యుదానీయతే ప్రాచ్యుదానీయత ఉదానీయతే ప్రాచీ ప్రాచ్యుదానీయతే యజ్ఞదానీయతే ప్రాచీ ప్రాచ్యుదానీయతే ఉదానీయతే యజ్ఞదానీయత ఉదానీయతే యత్పత్నీ పత్నీయదానీయత ఉదానీయతే యత్పత్నీ ఉదానీయత ఇత్యు ఆనీయతే యత్పత్నీ పత్నీ యద్యత్పత్నే నమో నమః పత్నీ యద్యత్పత్నే నమః పత్నీ నమో నమః పత్నీ పత్నీ నమస్తే తే నమః పత్నీ పత్నీ నమస్తే నమస్తే తే నమో నమస్త ఆతానాతాన తే నమో నమస్త ఆతాన త ఆతానాతానతే త ఆతానేతీత్యాతానతే త ఆతానేతి ఆతానేతీత్యాతానాతానేత్యాహేత్యాతానాతానేత్యాహ ఆతానేత్యాతాన ఇత్యాహేదిత్యాహాదిత్యస్యాదిత్యస్యాహేదిత్యాహాదిత్యస్యవైవ ఆదిత్యస్యాదిత్యస్యవైరశ్మయో రశ్మయోవా ఆదిత్యస్యాదిత్యస్యవైరశ్మయః వైరశ్మయో రశ్మయో వైవైరశ్మయ ఆదానా ఆదానా రశ్మయో వైవైరశ్మయ ఆదానా రశ్మయ ఆదానా ఆదానా రశ్మయో రశ్మయ ఆదానా ఆదానాస్తేభ్యస్తేభ్య ఆదానా రశ్మయో రశ్మయ ఆదానాస్తేభ్య ఆదానాస్తేభ్యస్తేభ్య ఆదానా ఆదానాస్తేభ్య ఏవైవతేభ్య ఆదానా ఆదానాస్తేభ్య ఏవ ఆదానా ఇత్యాహాదానా ఏభ్యేభ్యేభ్య నమో నమ ఏభ్యేభ్య నమ ఏ నమో నమ ఏవ నమస్కరోతి కరోతి నమ ఏవ నమస్కరోతి నమస్కరోతి కరోతి నమో నమస్కరోత్య నర్వా నర్వా కరోతి నమో నమస్కరోత్య నర్వా కరోత్య నర్వా నర్వా కరోతి కరోత్య నర్వా ప్రప్రా నర్వా కరోతి కరోత్య నర్వా ప్ర నర్వా ప్రప్రా నర్వా నర్వా ప్రేహి హి ప్రా నర్వా నర్వా ప్రేహి ప్రేహి హి ప్రేహీతి హి ప్రేహీతి హీతీతి హీహీత్యాహేతి హీహీత్యాహ ఇత్యాహేదీత్యాహ భ్రాతృవ్య భ్రాతృవ్య ఆహేదీత్యాహ భ్రాతృవ్య ఆహ భ్రాతృవ్యో భ్రాతృవ్య ఆహ భ్రాతృవ్యో వై వై భ్రాతృవ్య ఆహ భ్రాతృవ్యో వై భ్రాతృవ్యో వై వై భ్రాతృవ్యో భ్రాతృవ్యో వా అర్వార్వా వై భ్రాతృవ్యో భ్రాతృవ్యో వా అర్వా అర్వార్వా వై వా అర్వా భ్రాతృవ్యామనుచ్చై భ్రాతృవ్యామనుచ్చ అర్వా వై వా అర్వా భ్రాతృవ్యామనుచ్చై అర్వా భ్రాతృవ్యామనుచ్చై భ్రాతృవ్యామనుచ్చ అర్వార్వా భ్రాతృవ్యామనుచ్చై ఘటస్య ఘటస్య భ్రాతృవ్యామనుచ్చ అర్వార్వా భ్రాతృవ్యామనుచ్చై ఘటస్య భ్రాతృవ్యామనుచ్చై ఘటస్య ఘటస్య భ్రాతృవ్యామనుచ్చై భ్రాతృవ్యామనుచ్చై ఘటస్య కుల్యాం కుల్యాం ఘటస్య భ్రాతృవ్యామనుచ్చై భ్రాతృవ్యామనుచ్చై ఘటస్య కుల్యాం భ్రాతృవ్యామనుచ్చా ఇది భ్రాతృవ్యామనుచ్చై ఘటస్య కుల్యాం కుల్యాం ఘటస్య ఘటస్య కుల్యామన్మను కుల్యాం ఘటస్య ఘటస్య కుల్యామను కుల్యామన్మను కుల్యాం కుల్యామను సహ సహాను కుల్యాం కుల్యామను సహ అను సహ సహాన్మను సహ ప్రజయా ప్రజయా సహాన్మను సహ ప్రజయా సహ ప్రజయా ప్రజయా సహ సహ ప్రజయా సహ సహ ప్రజయా సహ సహ ప్రజయా సహ ప్రజయా సహ సహ ప్రజయా ప్రజయా సహ రాయో రాయ సహ ప్రజయా ప్రజయా సహ రాయ ప్రజయేతి ప్రాజయా సహ రాయో రాయ సహ సహ రాజస్పోషేణ కోషేణ రాజ సహ సహ రాజస్పోషేణ రాజస్పోషేణ కోషేణ రాయో రాజస్పోషేణేతి కోషేణ రాయో రాజస్పోషేణేతి కోషేణేతి కోషేణ కోషేణేత్యాహేతి కోషేణ కోషేణేత్యాహ ఇత్యాహేతిత్యాహాశిషమాశిషమాహేతిత్యాహాశిషం ఆహాశిషమాశిషమాహాశిషమేవైవాశిషమాహాశిషమేవ ఆశిషమేవైవాశిషమాశిషమేవైతామేతామేవాశిషమాశిషమేవైతామేతామేతామేతామాశాస్తేశాస్తైతామేతామాశాస్తే ఆశాస్తేశాస్తాపశాస్తాపశాస్తేశాస్తాపోదేవీర్దేవీరాపశాస్తేశాస్తాపోదేవీ శుద్ధాయవ శుద్ధాయవ దేవీరాపాపోదేవీర్శుద్ధాయవ దేవీ శుద్ధాయవ శుద్ధాయవో దేవీర్దేవీ శుద్ధాయవ ఇది శుద్ధాయవో దేవీర్దేవీ శుద్ధాయవ ఇది శుద్ధాయవ ఇదీతి శుద్ధాయవ శుద్ధాయవ ఇత్యాహ హేతి శుద్ధాయవ శుద్ధాయవ ఇత్యాహ శుద్ధాయవ ఇది శుద్ధాయవః ఇత్యాహ హేతిత్యాహయథాయుజర్యథాయుజరాహేతిత్యాహయథాయుజుః ఏతదిత్యేత పశోర్వై వై పశో పుషోర్వా ఆలబ్ధస్యాలబ్ధస్య వై పశో పుషోర్వా ఆలబ్ధస్య వా ఆలబ్ధస్యాలబ్ధస్య వై వా ఆలబ్ధస్య ప్రాణాన్ ప్రాణానాలబ్ధస్య వై వా ఆలబ్ధస్య ప్రాణాన్ ఆలబ్ధస్య ప్రాణాన్ ప్రాణానాలబ్ధస్యాలబ్ధస్య ప్రాణాన్ చుక్షు ప్రాణానాలబ్ధస్యాలబ్ధస్య ప్రాణాన్షు ఆలబ్ధస్యేత్యాలబ్ధస్య ప్రాణాన్ చుక్షు ప్రాణాన్ ప్రాణాన్ చుక్షుచ్చుక్షుషి ప్రాణాన్ ప్రాణాన్ చుక్షుచ్చది ప్రాణాని ప్రాణాన్ చుక్షుచ్చుక్షుషి చుక్షుచ్చది వాగ్ వాగృచ్చుషి వాగ్ వాగృచ్చుచ్చుక్షుది వాక్తే దేవాగృచ్చుచ్చుది వాక్తే వాక్తే దేవాద్వాక్త దేవాద్వాక్త తాతే దాప్యాయతాం వ్యాయతామాతే దాప్యాయతాం ఆప్యాయతాం వ్యాయతామాప్యాయతాం ప్రాణ ప్రాణప్యాయతామాప్యాయతాం ప్రాణ ప్యాయతాం ప్రాణ ప్రాణప్యాయతాం వ్యాయతాం ప్రాణస్తే ప్రాణప్యాయతాం వ్యాయతాం ప్రాణస్తే ప్రాణస్తే ప్రాణ ప్రాణస్త ఆదే ప్రాణ ప్రాణస్త ప్రాణ ఇది ప్రాణ స ఆదే దాప్యాయతాం వ్యాయతామాదే దాప్యాయతాం ఆప్యాయతాం వ్యాయతామాప్యాయతామిది ప్యాయతామాప్యాయతామిది ప్యాయతామిది ప్యాయతాం వ్యాయతామిత్యాహ హేతి ప్యాయతాం వ్యాయతామిత్యాహ ఇత్యాహేతీత్యా ప్రాణేభ్య ప్రాణేభ్య ఆహేతీత్యా ప్రాణేభ్య ఆ ప్రాణేభ్య ప్రాణేభ్య ఆహ ప్రాణేభ్య ఏవైవ ప్రాణేభ్య ఆహ ప్రాణేభ్య ఏవ ప్రాణేభ్య ఏవైవ ప్రాణేభ్య ప్రాణేభ్య ఏవాస్యైవ ప్రాణేభ్య ప్రాణేభ్య ఏవాస్య ప్రాణేభ్య ఇది ప్రాణేభ్య ఏవాస్యైవైవాస్యశుచకోషితమస్యైవైవాస్యశుచం ప్రాణేభ్య అది పృథివీం పృథివీమధ్యది పృథివీకూషుక్షు పృథివీమధ్యది పృథివీకూషు పృథివీకూషుక్షు పృథివీం పృథివీకూషు ప్రశు పృథివీం పృథివీకూషు ప్రశుప్రశుక్షు ప్రవిశతి విశతి ప్రశుక్షు ప్రవిశతి ప్రవిశతి విశతి ప్రవిశదిశంశం విశతి ప్రవిశదిశం విశదిశకూంశం విశతి విశదిశమహోభ్యామహోభ్యాకూంశం విశతి విశదిశమహోభ్యాం శ్రమోభ్యామహోభ్యాకూంశకూంశమహోభ్యామిదీత్యహోభ్యాకూంశకూంశమహోభ్యామితి అహోభ్యామినీత్యహోభ్యామహోభ్యామితినీత్యహోభ్యామహోభ్యామితినీహోభ్యామిత్యీతి నిర్ణయతి నయతి నిర్ణయత్యహో రాత్రాభ్యామహో రాత్రాభ్యాన్నయతి నిర్ణయత్యహో రాత్రాభ్యాం నయత్యహో రాత్రాభ్యామహో రాత్రాభ్యాన్నయతి నయత్యహో రాత్రాభ్యామేవైవాహో రాత్రాభ్యాన్నయతి నయత్యహో రాత్రాభ్యామేవ అహో రాత్రాభ్యామేవైవాహో రాత్రాభ్యామహో రాత్రాభ్యామేవ పృథివ్యై పృథివ్యా ఏవాహో రాత్రాభ్యామహో రాత్రాభ్యామేవ పృథివ్యై ఆచ్ఛతి ఛత్యా ఛత్య నోచేనం ఛత్యా ఛత్య నోచేనం శక్త్యనోచేనోచేన ఛిచ్ఛక్త్యనోచేన గోహిత్యనోచేన ఛిచ్ఛక్త్యనోచేన గోహి అనోచేన గోహిత్యనోచేన మనోచేన గోహి మనుష్యామనుష్యాహ్యనోచేన మనోచేన గోహి మనుష్యాహ హిమనుష్యా మనుష్యా హి మనుష్యా ఆచ్ఛంత్యాచ్ఛంతి మనుష్యా హి మనుష్యా ఆచ్ఛంతి మనుష్యా ఆచ్ఛంత్యాచ్ఛంతి మనుష్యా మనుష్యా ఆచ్ఛంతి వ్యావృత్యై వ్యావృత్యా ఆచ్ఛంతి మనుష్యా మనుష్యా ఆచ్ఛంతి వ్యావృత్యై ఆచ్ఛంతి వ్యావృత్యై వ్యావృత్యా ఆచ్ఛంత్యాచ్ఛంతి వ్యావృత్యై రక్షతా గోరక్షతాం వ్యావృత్యా ఆచ్ఛంత్యాచ్ఛంతి వ్యావృత్యై రక్షతాం ఆచ్ఛంతీత్యాచ్ఛంతి వ్యావృత్యై రక్షతా గోరక్షతాం వ్యావృత్యై వ్యావృత్యై రక్షతాం భాగో భాగో రక్షతాం వ్యావృత్యై వ్యావృత్యై రక్షతాం భాగ వ్యావృత్యా ఇది ఆవృత్తి రక్షతాం భాగో భాగో రక్షతా గోరక్షతాం భాగోస్థితి భాగో రక్షతా గోరక్షతాం భాగోసి భాగోస్థితి భాగో భాగోసీతి భాగో భాగోసీతి అదీదీత్యస్థవిమతస్థవిమత ఇత్యస్థవిమత ఇదిస్థవిమతస్థవిమత ఇదీస్థవిమతో బలిహర్బలిహస్థవిమత ఇదీస్థవిమతో బలి స్థవిమతో బలిహర్బలిహస్థవిమతో బలిహరక్వాక్వా బలిహస్థవిమతస్థవిమతో బలిహరక్వా బలిహరక్వాక్వా బలిహర్బలిహరక్వా పాక్వా బలిహర్బలిహరక్వా అక్వా పాక్వాక్వాస్యత్యపాక్వాక్వాస్యతి అపాస్యత్యపాస్యత్యస్నాస్నాస్యత్యపాస్యత్యస్నాస్యత్యస్నాస్నాస్యత్యస్యత్యస్నైవైవాస్నాస్యత్యస్యత్యస్నైవ రక్షాగుంసిరక్షాగుస్యేవాస్నాస్నైవ ఏవరక్షాగుస్యేవైవ రక్షాగుంసి నిర్వదయతే నిర్వదయతే రక్షాగుస్యేవైవ రక్షాగుంసి నిర్వదయతే రక్షాగుంసి నిర్వదయతే నిర్వదయతే రక్షాగుంసి రక్షాగుంసి నిర్వదయత ఇదమిదం నిర్వదయతే రక్షాగుంసి రక్షాగుంసి నిర్వదయత ఇదం నిర్వదయత ఇదమిదం నిర్వదయతే నిర్వదయత ఇదమహమహమిదం నిర్వదయతే నిర్వదయత ఇదమహం నిరవదయత ఇతిని అవదయతే ఇదమహమహమిదమిదమహగోరక్షోరక్షోహమిదమిదమహగోరక్ష మహగోరక్షోరక్షోహమహగోరక్షోధమమధమగోరక్షోహమహగోరక్షోధమం రక్షోధమమధమగోరక్షోరక్షోధమంతమస్తమోధమగోరక్షోరక్షోధమంతమ అధమంతమస్తమోధమమధమంతమో నయామి నయామి తమోధమమధమంతమో నయామి తమో నయామి నయామి తమస్తమో నయామి యో యో నయామి తమస్తమో నయామి యః నయామి యో యో నయామి నయామి యోస్మానస్మాన్ యో నయామి నయామి యోస్మాన్ యోస్మానస్మాన్ యోస్మాన్ వేష్టి ద్వేష్ట్యస్మాన్ యోస్మాన్ వేష్టి అస్మాన్ వేష్టి ద్వేష్ట్యస్మానస్మాన్ వేష్టి యన్యన్ వేష్ట్యస్మానస్మాన్ వేష్టియం వేష్టి యన్యన్ వేష్టి ద్వేష్ట్యయం వేష్టి ద్వేష్ట్యయం వయమ్ వయమ్ చ యన్యన్ చ వయమ్ చ వయమ్ వయమ్ చ వయమ్ విష్మో ద్విష్మో వయమ్ చ వయమ్ విష్మ అయమ్ విష్మో ద్విష్మో వయమ్ వయమ్ విష్మ ఇది ద్విష్మో వయమ్ వయమ్ విష్మ ఇది విష్మైదీరి ద్విష్మో ద్విష్మైత్యాహేరి ద్విష్మో ద్విష్మైత్యాహ ఇత్యాహేదీత్యాహద్వౌ ద్వావాహేదీత్యాహద్వౌ ఆహద్వౌ ద్వావాహద్వౌ వావవావద్వావాహద్వౌ వావ ద్వౌ వావవావద్వౌ ద్వౌ వావ పురుషౌ పురుషౌ వావద్వౌ ద్వౌ వావ పురుషౌ వావ పురుషౌ పురుషౌ వామవావ పురుషౌ యయ్యం పురుషౌ వామవావ పురుషౌయం పురుషౌ యయ్యం పురుషౌ పురుషౌ యంచ జయం పురుషౌ పురుషౌ యంచ ఎంచైవైవ్యేష్టిద్వేష్ట్యేవ్యేష్టిద్వేష్ట్యేవైవ్వేష్టియోయోద్వేష్ట్యేవైవ్వేష్ట్యేష్ట్యోయోద్వేష్ట్యేవైవ్వేష్ట్యోయోద్వేష్ట్యేవైవ్వేష్ట్యేవైవ్వేష్ట్యేవైవ్వేష్ట్యేవైవ్వేష్ట్యేవైవ్వేష్ట్యేవైవ్వేష్ట్యేవైవ్వేష్ట్యేవైవ్వేష్ట్యేవైవ్వేష్ట్యేవైవ్వేష్ట్యేవైవ్వేష్ట్యేవైవ్వేష్ట్యేవైవ్వేష్ట్యేవైవ్వేష్ట్యేవైవ్వేష్ట్యేవైవ్వేష్ట్యేవైవ్వేష్ట్యేవైవ్వేష్ట్ ఉభౌ తావుభావుభూతౌ తావుభావధమమధమముభౌతౌ తావుభావధమం ఉభావధమమధమముభావధమంతమస్తమోధమముభావధమంతమ అధమంతమస్తమోధమమధమంతమో నయతి నయతి తమోధమమధమంతమో నయతి తమో నయతి నయతి తమస్తమో నయతీష ఇషే నయతి తమస్తమో నయతీషే నయతీష ఇషే నయతి నయతీషే త్వేషే నయతి నయతీషే ఇషే త్వేష ఇషే త్వేదీరి త్వేష ఇషే త్వేతి త్వేదీరి త్వేతి వపాం వపామితి త్వేతి వపాం ఇది వపాం వపామితి వపాముదు వపామితి వపాముదు వపాముతద్వపాం వపాముఖిదతి ఖిదత్యుద్వపాం వపాముఖిదతి ఉత్ఖిదతి ఖిదత్యుదుఖిదతీక్షత ఇచ్చతే ఖిదత్యుదుఖిదతీక్షతే ఖిదతీక్షత ఇచ్చతే ఖిదతి ఖిదతీక్షత ఇవే వేక్షతే ఖిదతి ఖిదతీక్షత ఇవ ఇచ్చత ఇవే వేక్షత ఇచ్చత ఇవ హి వేక్షత ఇచ్చత ఇవ హి ఇవ హి వే మహ్యేష ఏష హి వే మహ్యేష ఏష హిష్యేషయోయ ఏష హిష్యేషయ ఏషయోయ ఏష ఏషయోయజ తేజ తేజ ఏష ఏషయోయజ తే యోయజ తేజ తేజోయోయజ తేజద్యజ తేజోయోయజ తేజత్ యజ తేజద్యజ తేజజ తేజదు పతృంజాదు పతృంజాద్యజ తేజజ తేజదు పతృంజాద్ యదుపతృంద్యాద్రుద్రోపతృంద్యాద్యద్యదుపతృంద్యాద్రుద్రపతృంద్యాద్రుద్రోపతృంద్యాద్రుపతృంద్యాద్రుద్రోస్యాస్య రుద్రోపతృంద్యాద్రుద్రోస్య ఉపతృంద్యాదిత్యుపా రుద్రోస్యాస్య రుద్రోపతృంద్యాద్రుద్రోస్య పశోన్ పశోన్ఘాతుకోఘాతుకపశోన్ఘాతుకస్యాద్ఘాతుకపశోన్ఘాతుకస్యాద్ఘాతుకపశోన్ఘాతుకస్యాద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్యద్ ఉపతృంజాదయత ఉపతృంజాదయత యతోపతృంజాపతృంజాదయత సత్యాదయతోపతృంజాపతృంజాదయత సత్ ఉపతృంజాచిత్యుపాతృంజాద్ అయత సత్యాదయత సత్యాదన్యయాన్యయాన్యయాన్యయాన్యయాన్యయోపతృణత్యుపతృణత్యన్యయాన్యయోపతృణత్తి అన్యయోపతృణత్యుపతృణత్యన్యయాన్యయోపతృణత్యన్యయాన్యయోపతృణత్యన్యయాన్యయోపతృణత్యన్యయాన్యయోపతృణత్యన్యయాన్యయోపతృణత్యన్యయాన ృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యేనృత్యే ఊర్ణ్వాధామూర్ణ్వాధాం ప్రప్రోర్ణ్వాధామిర్ణ్వాధాం ప్రప్రోర్ణ్వాధామితి ఊర్ణ్వాధామిర్ణ్వాధామూర్ణ్వాధామిత్యాహేత్యూర్ణ్వాధామూర్ణ్వాధామిత్యాహ ఇత్యాహేతీత్యాహజ్ఞావా పృథివీ ఆహేతీత్యాహజ్ఞావా పృథివీ ఏవరసే నరసే నైవరసేనానక్యనక్యరసే నైవరసేనానక్తి రసేనానక్యనక్యరసే నరసేనానక్యక్షిన్నోచ్ఛిన్నోనక్యరసే నరసేనానక్తి చిన్న అనక్యక్షిన్నోచ్ఛిన్నోనక్యనక్యచ్ఛిన్నోరాయోరాయోచ్ఛిన్నోనక్యనక్యచ్ఛిన్నోరాయ యథాయజురేవైతదేతదేవైతత్క్రోరం క్రోరమేతదేవైవైతత్క్రోరం ఏతత్క్రోరం క్రోరమేతదేతత్క్రోరమివేవ క్రోరమేతదేతత్క్రోరమివ క్రోరమివేవ క్రోరం క్రోరమివైవా ఇవ క్రోరం క్రోరమివై ఇవైవా ఇవే వా ఏతదేతద్వా ఇవే వా ఏతద్ వా ఏతదేతద్వైవా ఏతత్కరోతి కరోచ్యేతద్వైవా ఏతత్కరోతి ఏతత్కరోతి కరోచ్యేతదేతత్కరోతి యద్యత్కరోచ్యేతదేతత్కరోతి యద్ కరోతి యద్యత్కరోతి కరోతి యద్వపాం వపాం యత్కరోతి కరోతి యద్వపాం యద్వపాం వపాం యద్యద్వపాముచ్చిదత్యుచ్చిదతి వపాం యద్యద్వపాముచ్చిదతి పపాముచ్చిదత్యురూరుక్షిదతిపపాం పపాముచ్చిదత్యురూక్షిదత్యురూరుక్షిదత్యుక్షిదత్యుర్వంతరిక్షమంతరిక్షమురూక్షిదత్యుక్షిదత్యుర్వంతరిక్షం హవ్యేన హవ్యేన హవ్యేనైవైవ హవ్యేనాన్వన హవ్యేనైవైవ హవ్యేనాను హవ్యేనాన్వన హవ్యేన హవ్యేనాన్వేత్యేత్యను హవ్యేన హవ్యేనాన్వేతి అన్వేత్యేత్యన్వన్వేతి నైత్యన్వన్వేతిన ఏతిన నైత్యేతినాంతమమంతమన్నైత్యేతినాంతమం నాంతమమంతమన్ననాంతమమంగారమంగారమన్నమన్నాంతమమంగారం అంతమంగారమంగారమంతమమంతమంగారమత్యంగారమంతమమంతమంగారమతి అంగారమత్యంగారమంగారమతి హరేద్ధరేతత్యంగారమంగారమతి హరేద్ అతిహరేద్ధరేతత్యతి హరేద్యద్యద్ధరేతత్యతి హరేద్యర్ హరేద్యద్యద్ధరేద్ధరేద్యరంతమమంతమయ్యద్ధరేద్ధరేద్యరంతమం ఇదంతమమంతమయ్యద్ధిరంతమంగారమంగారమంతమయ్యద్ధిరంతమంగారం అంతమంగారమంగారమంతమమంతమంగారమతి హరేదతి హరేదంగారమంతమమంగారమతి హరేద్ అంగారమతి హరేదతి హరేదంగారమంగారమతి హరేద్ దేవతా దేవతా అతి హరేదంగారమంగారమతి హరేద్ దేవతా అతి హరేద్ దేవతా దేవతా అతి హరేదతి హరేద్ దేవతా అత్యతి దేవతా అతి హరేదతి హరేద్ దేవతా అది అతి హరేదిత్యతి హరేద్ దేవతాచ్యతి దేవతా దేవతా అతిమన్యేతమన్యేతాచి దేవతా అతిమన్యేత అతిమన్యేతమన్యేతాచ్యతిమన్యేతవాయోవాయోమన్యేతాచ్యతిమన్యేతవాయోవాయోవిమన్యేతమన్యేతవాయోవిమన్యేతమన్యేతవాయోవి ఓషధీశ్వోషధీశ్వథో అథో ఓషధీష్వేవైవ ఔషధీష్వథో అథో ఓషధీష్వేవ అథో నిత్యథో ఓషధీశ్వోషధీశ్వథో అథో ఓషధీష్వేవ పశువన్ పశువనేవ ఔషధీష్వథో అథో ఓషధీష్వేవ అథో నిత్యథో ఓషధీశ్వేవైవ ఔషధీష్వోషధీష్వేవ పశువన్ పశువనేవ ఔషధీష్వథో అథో ఓషధీష్వేవ అథో నిత్యథో ఓషధీశ్వేవైవ ఔషధీష్వోషధీష్వేవ పశువన్ పశువనేవ ఔషధీష్వథో అథో ఓషధీష్వేవ అథో నిత్యథో ఓషధీశ్వేవైవ ఔషధీష్వోషధీష్వేవ పశువన్ పశువనేవ ఔషధీష్ స్వాహృదేభ్య ప్రస్వాహృదేభ్య స్వాహృదేభ్య ప్రేష్యేష్య ప్రస్వాహృదేభ్య స్వాహృదేభ్య ప్రేష్య స్వాహృదేభ్య ఇది స్వాహృదేభ్య ప్రేష్యేష్య ప్రేష్యేతిష్య ప్రేష్యేతి అభిగార్యభవాం మపామభిగార్యాభిగార్యభవామభ్యభిపామభిగార్యాభిగార్యభవామభి అభిగార్యేత్యభిగార్య మపామభ్యభిపపామభిగారయతి గారయత్యభిపపామభిపామభిగారయతి అభిగారయతి గారయత్యభ్యభిగారయత్యాత్మన్నాత్మన్గారయత్యభ్యభిగారయత్యాత్మన్ ప్రాణపానోదధాతి స్వాహా స్వాహా దధాతి స్వాహోర్ధ్వనభగమూర్ధ్వనభగస్వాహా దధాతి స్వాహోర్ధ్వనభగం ఊర్ధ్వనభసంమారుతం మారుతం ఊర్ధ్వనభసంమారుతం మారుతం ఊర్ధ్వనభసమిత్యూర్ధ్వనభసం ఆరుతం గచ్చదం గచ్చదం మారుతం మారుతం గచ్చదమితీతి గచ్చదం మారుతం మారుతం గచ్చదమితి గచ్చదమితీతి గచ్చదం గచ్చదమిత్యాహేతి గచ్చదం గచ్చదమిత్యాహ ఇత్యాహేతి ఇత్యాహోర్ధ్వనభా ఊర్ధ్వనభా ఆహేతి ఇత్యాహోర్ధ్వనభా ఉపాశ్రవణీ ప్రప్రవపాశ్రవణీ ఉపాశ్రవణీ ప్రహరతి హరతి ప్రవపాశ్రవణీ ఉపాశ్రవణీ ప్రహరతి ఉపాశ్రవణీ ఇది ఉపాశ్రవణీ ప్రహరతి హరతి ప్రహరతి తేన తేన హరతి ప్రహరతి తేన హరతి తేన తేన హరతి హరతి తేనైవ తేన హరతి హరతి తేనైవ తేనైవ తేన తేనైవైనే ప్రప్రైనే ప్ర ఏ నేత్రప్రైనే ఏ నేత్రహరతి హరతి ప్రైనే ఏ నేత్రహరతి ప్రహరేత్యేనే ప్రహరతి హరతి ప్రహరతి విశూచి విశూచి హరతి ప్రహరతి విశూచి హరతి విశూచి విశూచి హరతి హరతి విశూచి ప్రవిశూచి హరతి హరతి విశూచి ప్ర విశూచి ప్రవిశూచి విశూచి ప్రహరతి హరతి ప్రవిశూచి విశూచి ప్రహరతి విశూచి ఇది విశూచి ప్రహరతి హరతి ప్రహరతి తస్మాత్ తస్మాద్ధరతి ప్రహరతి తస్మాత్ హరతి తస్మాత్ తస్మాద్ధరతి హరతి తస్మాత్ విశ్వంజో విశ్వంజో తస్మాద్ధరతి హరతి తస్మాత్ విశ్వంజో తస్మాత్ విశ్వంజో విశ్వంజో తస్మాత్ తస్మాత్ విశ్వంజో ప్రాణపానో ప్రాణపానో విశ్వంజో తస్మాత్ తస్మాత్ విశ్వంజో ప్రాణపానో విశ్వంజో ప్రాణపానో ప్రాణపానో విశ్వంజో విశ్వంజో ప్రాణపానో ప్రాణాపానామిది ప్రాణాపానో పశుమాలభ్యాలభ్య పశుం పశుమాలభ్య పురోడాశం పురోడాశమాలభ్య పశుం పశుమాలభ్య పురోడాశం ఆలభ్య పురోడాశం పురోడాశమాలభ్యాలభ్య పురోడాశం నిర్నిష్పురోడాశమాలభ్యాలభ్య పురోడాశన్ని ఆలభ్యేత్యాలభ్య పురోడాశం నిర్నిష్పురోడాశం పురోడాశం నిర్భవతి వపతి నిష్పురోడాశం పురోడాశం నిర్భవతి నిర్పపతి పవతి నిర్నిర్మపతి సమేధకం సమేధం పవతి నిర్నిర్మపతి సమేధం పవతి సమేధకం సమేధం పవతి పవతి సమేధమేవ సమేధం పవతి పవతి సమేధమేవ సమేధమేవ సమేధకం సమేధమేవైనమేనమేవ సమేధకం సమేధమేవైనం సమేధమితి సమేధం ఏవైనమేనమేవైనమైనమేవైనమాలభతేరపతైనమేనమాలభతే ఆలభతే లభత ఆలభతే పపయా పపయా లభత ఆలభతే పపయా లభతే పపయా పపయా లభతే లభతే పపయా ప్రచర్య ప్రచర్య పపయా లభతే లభతే పపయా ప్రచర్య పపయా ప్రచర్య ప్రచర్య పపయా పపయా ప్రచర్య పురోడాశేన పురోడాశేన ప్రచర్య పపయా పపయా ప్రచర్య పురోడాశేన ప్రచర్య పురోడాశేన పురోడాశేన ప్రచర్య ప్రచర్య పురోడాశేన ప్రపురోడాశేన ప్రచర్య ప్రచర్య పురోడాశేన ప్ర ప్రచర్యేది ప్రాచర్య పురోడాశేన ప్రపురోడాశేన పురోడాశేన ప్రచరతి జరచి ప్రపురోడాశేన పురోడాశేన ప్రచరతి ప్రచరతి జరచి ప్రచరతి శూర్గోర్చరతి ప్రచరత్యూర్గ్ శరత్యూర్గోర్చరతి జరత్యోర్గ్వై వా ఊర్చరతి జరత్యోర్గ్వై ఊర్గ్వై వా ఊర్గోర్గ్వై పురోడాశ పురోడాశో వా ఊర్గోర్గ్వై పురోడాశ వై పురోడాశ పురోడాశో వై వై పురోడాశ ఊర్జమూర్జం పురోడాశో వై వై పురోడాశ ఊర్జం పురోడాశ ఊర్జమూర్జం పురోడాశ పురోడాశ ఊర్జమేవైవోర్జం పురోడాశ పురోడాశ ఊర్జమేవ ఊర్జమేవైవోర్జమూర్జమేవ పశూనాం పశూనామేవోర్జమూర్జమేవ పశూనాం ఏవ పశూనాం పశూనామేవైవ పశూనాం మధ్యతో మధ్యత పశూనామేవైవ పశూనాం మధ్యత పశూనాం మధ్యతో మధ్యత పశూనాం పశూనాం మధ్యతో దాతి దాతి మధ్యత పశూనాం పశూనాం మధ్యతో దాతి మధ్యతో దాతి దాతి మధ్యతో మధ్యతో దాత్యథో అథో దాతి మధ్యతో మధ్యతో దాత్యథో దాత్యథో అథో దాతి దాత్యథో పశో పశోరథో దాతి దాత్యథో పశో అథో పశో పశోరథో అథో పశోరేవైవ పశోరథో అథో పశోరేవ అథో ఇత్యథో పశోరేవైవ పశో పశోరేవ శత్రం శత్రమేవ పశో పశోరేవ శత్రం ఏవ శత్రం శత్రమేవైవ శత్రమప్యవిచ్ఛత్రమేవైవ శత్రమపి శత్రమప్యవిచ్ఛత్రం శత్రమపి దధాతి దధాత్యపిచ్ఛత్రం శత్రమపి దధాతి అపి దధాతి దధాత్యప్యపి దధాతి పృషధాజ్యస్య పృషధాజ్యస్య దధాత్యప్యపి దధాతి పృషధాజ్యస్య దధాతి పృషధాజ్యస్య పృషధాజ్యస్య దధాతి దధాతి పృషధాజ్యస్యోపహత్యోపహత్య పృషధాజ్యస్య దధాతి దధాతి పృషధాజ్యస్యోపహత్య పృషదాజ్యోపహత్య పృషదాజ్యస్య పృషదాజ్యస్యోపహత్యత్రిపహత్య పృషదాజ్యస్య పృషదాజ్యస్యోపహత్యత్రి పృషదాజ్యస్యేతి పృషద ఆజ్యస్య ఉపహత్యత్రిస్త్రిపహత్యోపహత్యత్రిః పృచ్ఛతి పృచ్ఛతి త్రిపహత్యోపహత్యత్రిః పృచ్ఛతి ఉపహత్యేత్యుపాహత్య త్రిః పృచ్ఛతి పృచ్ఛతి త్రిస్త్రిః పృచ్ఛతి శతకం పృచ్ఛతి త్రిస్త్రిః పృచ్ఛతి శతం పృచ్ఛతి శతకం శతం పృచ్ఛతి పృచ్ఛతి శతకం హవీ శృతం హవీ శతగుం హవీశమితో హవీశ్యమిత హవీశ్యమిత హవీశమిత హవీశ్యమిత శమితరితి శమిత శమితరితి త్రిషత్యాస్త్రిషత్యా ఇది శమిత్యమితరితి త్రిషత్యాస్త్రిషత్యా ఇది త్రిషత్యాహి త్రిషత్యాస్త్రిషత్యాహి దేవా దేవాహి త్రిషత్యాస్త్రిషత్యాహి దేవా త్రిషత్యా ఇది త్రిషత్యాహి దేవా దేవాహి దేవాయోయో దేవాహి దేవాయ దేవాయోయో దేవా దేవాయోషుతమశ్రుతయ్యో దేవా దేవాయోషుతం ఏతో పశూనాం పశూనామేతా వేతో పశూనాం యజ్జః పశూనామేతా వేతో పశూనాం యజ్ పశూనాం యజ్ఏతో పశూనాం పశూనాం యజ్ పృషదాజ్యం పృషదాజ్యం యజ్ పశూనాం పశూనాం యజ్ పృషదాజ్యం పశూనాం పశూనాం యజ్ పృషదాజ్యం పశూనాం పశూనాం యజ్ పృషదాజ్యం పశూనాం పశూనాం యజ్ పృషదాజ్యం పశూనాం పశూనాం యజ్ పృషదాజ్యం పశూనాం పశూనాం యజ్ పృషదాజ్యం పశూనాం పశూనాం యజ్ పృషదాజ్యం పశూనాం పశూనాం యజ్ పృషదాజ్యం పశూనాం పశూనాం యజ్ పృషదాజ్యం పశూనాం పశూనాం యజ్ పృషదాజ్య దేవాస్సు వర్గం లోకం లోకగోసు వర్గం దేవా దేవాస్సు వర్గం లోకం సువర్గం లోకం లోకగో సువర్గగో సువర్గం లోకమాయన్నాయన్ లోకగో సువర్గగో సువర్గం లోకమాయన్ సువర్గమితి సువర్గం లోకమాయన్నాయన్ లోకం లోకమాయంతే తలాయన్ లోకం లోకమాయంతే ఆయంతే తలాయన్నాయంతే మన్యంతమన్యంతలాయన్నాయంతే మన్యంత తే మన్యంత మన్యంత తే మన్యంత మనుష్యా మనుష్యా అమన్యంత తే మన్యంత మనుష్యా అమన్యంత మనుష్యా మనుష్యా అమన్యంతమన్యంత మనుష్యా నో నో మనుష్యా అమన్యంతమన్యంత మనుష్యాన మనుష్యా నో నో మనుష్యా మనుష్యా నోన్వా భవిష్యంచన్వా భవిష్యంది నో మనుష్యా మనుష్యా నోన్వా భవిష్యంది నోన్వా భవిష్యంచన్వా భవిష్యంతి నో నోన్వా భవిష్యంతీతిన్వా భవిష్యంతి నో నోన్వా భవిష్యంతీతి అన్వా భవిష్యంతీతిన్వా భవిష్యంచన్వా భవిష్యంతీతి తస్యత్యేత్యన్వా భవిష్యంచన్వా భవిష్యంతీతి తస్య అన్వా భవిష్యంతీత్యను ఆ భవిష్యంతి ఇది తస్యేది తిరస్యశిరస్తేది తిరస్యశిర తస్యశిరశిరస్తిరస్చిత్రాక్షారయన్నక్షారయన్ ప్రాక్షారయన్నక్షారయన్ ప్రక్షారయన్ సదోక్షారయన్ ప్రక్షారయన్ సహ అక్షారయన్ సదోక్షారయన్నక్షారయన్ సప్రక్ష ప్రక్షత్తోక్షారయన్నక్షారయన్ సప్రక్ష సప్రక్షత్ ప్రక్షోభవద భవత్ ప్రక్షత్తద ప్రక్షోభవద ప్రక్షోభవద భవత్ ప్రక్ష ప్రక్షోభవత్తత్కద భవత్ ప్రక్ష ప్రక్షోభవత్తద పశోరవద్యది హ్రియమాణగోరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షాగుంజరక్షా యువపంచ పశోరపహత్యాపహత్యే పశోర్మై అపహత్యా ఇత్యపహత్యై పశోర్వై వై పశో పశోర్వా ఆలబ్ధ్యాలబ్ధ్య వై పశో పశోర్వా ఆలబ్ధ్య వా ఆలబ్ధ్యాలబ్ధ్య వై వా ఆలబ్ధ్య మనోమన ఆలబ్ధ్య వై వా ఆలబ్ధ్య మన ఆలబ్ధ్య మనోమన ఆలబ్ధ్యాలబ్ధ్య మనోపామన ఆలబ్ధ్యాలబ్ధ్య మనోప ఆలబ్ధ్యేత్యాలబ్ధ్య మనోపామనో మనోపక్రామతిక్రామత్య భవనో మనోపక్రామతి అపక్రామతిక్రామత్య పాపక్రామతి మనోతాయి మనోతాయి క్రామత్య పాపక్రామతి మనోతాయి క్రామతి మనోతాయి మనోతాయి క్రామతి క్రామతి మనోతాయి హవిషో హవిషో మనోతాయి క్రామతి క్రామతి హనోతాయి హవిష మనోతాయి హవిషో హవిషో మనోతాయి మనోతాయి హవిషోపదీయమానస్యావదీయమానస్య హవిషో మనోతాయి మనోతాయి హవిషోపదీయమానస్య హవిషోపదీయమానస్యావదీయమానస్య హవిషో హవిషోపదీయమానస్యాన్నన్వవదీయమానస్య హవిషో హవిషోపదీయమానస్యాను అవదీయమానస్యాన్నన్వవదీయమానస్యావదీయమానస్యాను బ్రూహి బ్రూహ్యన్వవదీయమానస్యావదీయమానస్యాను బ్రూహి అవదీయమానస్యేత్యవదీయమానస్య అనుబ్రూహి బ్రూహ్యన్వను బ్రూహీతీరి బ్రూహ్యన్వను బ్రూహీతి బ్రూహీతీరి బ్రూహి బ్రూహీత్యాహ హేతి బ్రూహి బ్రూహీత్యాహ ఇచ్చాహేదీత్యాహ మనోమన ఆహేదీత్యాహ మన అహమనోమన ఆహ మన ఏవైవ మన ఆహమన ఏవ మన ఏవైవ మనోమన ఏవాస్యాస్యైవ మనోమన ఏవాస్య ఏవాస్యాస్యైవైవాస్యవాస్యైవైవాస్యవ అస్యావాస్యాస్యావృందే వృందేవాస్యాస్యావృందే అవరుందే రుంధేవావృంధ ఏకాదశైకాదశ రుంధేవావృంధ ఏకాదశ వృంద ఏకాదశైకాదశ రుంధే రుంధ ఏకాదశావదానాన్యవదానాన్యేకాదశ రుంధే రుంధ ఏకాదశావదానాని ఏకాదశావదానాన్యవదానాన్యేకాదశైకాదశావదానాన్యవావదానాన్యేకాదశైకాదశావదానాన్యవ అవదానాన్యవాదానాన్యవదానాన్యవద్యతిద్యవదానాన్యవదానాన్యవద్యతి అవదానానీత్యవాదానాని అవద్యతిద్యత్యవాద్యతిదశదశద్యత్యవాద్యతిదశదశదశద్యతిద్యతిదశవైవైదశద్యతిదశవై దశవైవైదశదశవై పశోః పశోర్వై దశదశవై పశోః వై పశోః పశోర్వై వై పశోః ప్రాణాః ప్రాణాః పశోర్వై వై పశోః ప్రాణాః పశవ ప్రాణా ప్రాణా పశవ పశవ ప్రాణ ఆత్మాత్మా ప్రాణా పశవ పశవ ప్రాణ ఆత్మా ప్రాణ ఆత్మాత్మా ప్రాణ ప్రాణ ఆత్మైకాదశ ఏకాదశ ఆత్మా ప్రాణ ప్రాణ ఆత్మైకాదశ ప్రాణ ఇది ప్రాణా ఆత్మైకాదశ ఏకాదశ ఆత్మాత్మైకాదశోయావానయావానేకాదశ ఆత్మాత్మైకాదశోయావాన్ ఏకాదశోయావానుయావానేకాదశ ఏకాదశోయావానేవైవయావానేకాదశ ఏకాదశోయావానేవ యావానేవైవయావానుయావానేవ పశుః పశురేవయావానుయావానేవ పశుః ఏవ పశుః పశురేవైవ పశుస్తస్య తస్య పశురేవైవ పశుస్తస్య పశుస్తస్య తస్య పశుః పశుస్తస్యావావతస్య పశుః పశుస్తస్యావ తస్యావావతస్య తస్యావద్యతి ధ్యత్యవతస్య తస్యావద్యతి అవద్యతి ధ్యత్యవావద్యతి హృదయస్య హృదయస్య ధ్యత్యవావద్యతి హృదయస్య జతి హృదయస్య హృదయస్య ద్యతిద్యతి హృదయస్యాగ్రే గ్రే హృదయస్య ద్యతిద్యతి హృదయస్యాగ్రే హృదయస్యాగ్రే గ్రే హృదయస్య హృదయస్యాగ్రే వాగ్రే హృదయస్య హృదయస్యాగ్రేవ అగ్రే వాగ్రే గ్రేవద్యతి ధ్యత్యవాగ్రే గ్రేవద్యతి అవద్యతి ధ్యత్యవావద్యత్యథావద్యత్యవావద్యత్యథ జ్యత్యథాధ్యతి ధ్యత్యథ జిహ్వాయా జిహ్వాయా అధ్యతి ధ్యత్యథ జిహ్వాయా అథ జిహ్వాయా జిహ్వాయా అథాధ జిహ్వాయా అథాధ జిహ్వాయా అథాధ జిహ్వాయా అథ జిహ్వాయా అథాధ జిహ్వాయా జిహ్వాయా అథ వక్షసో వక్షసోథ జిహ్వాయా జిహ్వాయా అథ వక్షస అథ వక్షసో వక్షసోథాధ వక్షసో యద్వక్షసోథాధ వక్షసో యద్ వక్షసో యద్వక్షసో వక్షసో యద్వై వై యద్వక్షసో వక్షసో యద్వై యద్వై వై యద్వై హృదయేన హృదయేన వై యద్వై హృదయేన వై హృదయేన హృదయేన వై వై హృదయేనాభిగచ్చత్యభిగచ్చతి హృదయేనవై వై హృదయేనాభిగచ్చతి హృదయేనాభిగచ్చత్యభిగచ్చతి హృదయేన హృదయేనాభిగచ్చతి తత్తదభిగచ్చతి హృదయేన హృదయేనాభిగచ్చతి తత్ అభిగచ్చతి తత్తదభిగచ్చత్యభిగచ్చతి తజ్జిహ్వయా జిహ్వయా తదభిగచ్చత్యభిగచ్చతి తజ్జిహ్వయా అభిగచ్చతీత్యభిగచ్చతి తజ్జిహ్వయా జిహ్వయా తత్తజ్జిహ్వయా వదతి వదతి జిహ్వయా తత్తజ్జిహ్వయా వదతి జిహ్వయా వదతి వదతి జిహ్వయా జిహ్వయా వదతి యజ్జద్వదతి జిహ్వయా జిహ్వయా వదతి యద్ వదతి యజ్జద్వదతి వదతి యజ్జిహ్వయా జిహ్వయా యద్వదతి వదతి యజ్జిహ్వయా యజ్జిహ్వయా జిహ్వయా యజ్జిహ్వయా వదతి వదతి జిహ్వయా యజ్జిహ్వయా వదతి జిహ్వయా వదతి వదతి జిహ్వయా జిహ్వయా వదతి తత్తద్వదతి జిహ్వయా జిహ్వయా వదతి తద్ వదతి తత్తద్వదతి వదతి తదురస ఉరసస్తద్వదతి వదతి తదురస తదురస ఉరసస్తత్తదురసోధ్యజ్యురసస్తత్తదురసోధి ఉరసోధ్యజ్యురస ఉరసోధి నిర్నిరధ్యురస ఉరసోధిని అధి నిర్నిరధ్యధి నిర్పదతి వదతి నిరధ్యధి నిర్పదతి నిర్పదతి వదతి నిర్నిర్పదచ్చేతదేతద్వదతి నిర్నిర్పదచ్చేతత్ వదచ్చేతదేతద్వదతి వదచ్చేతద్వైవ ఏతద్వదతి వదచ్చేతద్వై ఏతద్వైవ ఏతదేతద్వై పశో పశోర్వా ఏతదేతద్వై పశో వై పశో పశోర్వై వై పశోర్యథా పూర్వం యథా పూర్వం పశోర్వై వై పశోర్యథా పూర్వం పశోర్యథా పూర్వం యథా పూర్వం పశో పశోర్యథా పూర్వం యస్య యథా పూర్వం పశో పశోర్యథా పూర్వం యస్య యథా పూర్వం యస్య యథా పూర్వం యథా పూర్వం యస్యైవమేవం యస్య యథా పూర్వం యథా పూర్వం యస్యైవం యథా పూర్వమితి యథా పూర్వం యస్యైవమేవం యస్య యస్యైవమవదాయ వదాయైవం యస్య యస్యైవమవదాయ అవదాయ యథా కామం యథా కామమవదాయ వదాయ యథా కామముత్తరేషాముత్తరేషాం యథా కామమవదాయ వదాయ యథా కామముత్తరేషాం అవదాయేత్యవదాయ యథా కామముత్తరేషాముత్తరేషాం యథా కామం యథా కామముత్తరేషామవద్యత్య వద్యత్యుత్తరేషాం యథా కామం యథా కామముత్తరేషామవద్యతి యథా కామమితి యథా కామం ఉత్తరేషామవద్యత్య వద్యత్యుత్తరేషాముత్తరేషామవద్యతి యథా పూర్వం యథా పూర్వమవద్యత్యుత్తరేషాముత్తరేషామవద్యతి యథా పూర్వం ఉత్తరేషామిచ్యుతరేషాం అవద్యతి యథా పూర్వం యథా పూర్వమవద్యత్య వద్యతి యథా పూర్వమేవైవ యథా పూర్వమవద్యత్య వద్యతి యథా పూర్వమేవ అవద్యతీత్యవాద్యతి యథా పూర్వమేవైవ యథా పూర్వం యథా పూర్వమేవాస్యైవ యథా పూర్వం యథా పూర్వమేవాస్య యథా పూర్వమితి యథా పూర్వం ఏవాస్యాశ్రీవైవాస్య పశో పశోరస్యైవైవాస్య పశో అస్య పశో పశోరస్యాస్య పశోరవత్తమవత్తం పశోరస్యాస్య పశోరవత్తం పశోరవత్తమవత్తం పశో పశోరవత్తం భవతి భవత్యవత్తం పశో పశోరవత్తం భవతి అవత్తం భవతి భవత్యవత్తమవత్తం భవతి మధ్యతో మధ్యతో భవత్యవత్తమవత్తం భవతి మధ్యత భవతి మధ్యతో మధ్యతో భవతి భవతి మధ్యతో ఘుదస్య ఘుదస్య మధ్యతో భవతి భవతి మధ్యతో ఘుదస్య మధ్యతో ఘుదస్య ఘుదస్య మధ్యతో మధ్యతో ఘుదస్యావ ఘుదస్య మధ్యతో మధ్యతో ఘుదస్యావ ఘుదస్యావ ఘుదస్య ఘుదస్యావద్యతి ధ్యత్యవ ఘుదస్య ఘుదస్యావద్యతి అవద్యతి ధ్యత్యవావద్యతి మధ్యతో మధ్యతో ధ్యత్యవావద్యతి మధ్యత జరి మధ్యతో మధ్యతోద్యరి మధ్యతో మధ్యతోద్యరి మధ్యతో మధ్యతో మధ్యతో మధ్యతో ప్రాణ ప్రాణో హి మధ్యతో మధ్యతో ప్రాణ హి ప్రాణ ప్రాణో హి ప్రాణ ఉత్తమస్యోత్తమస్ ప్రాణో హి ప్రాణ ఉత్తమస్ ప్రాణ ఉత్తమస్యోత్తమస్ ప్రాణ ప్రాణ ఉత్తమస్యావోత్తమస్ ప్రాణ ప్రాణ ఉత్తమస్యావ ప్రాణ ఇది ప్రాణ ఉత్తమస్యావోత్తమస్యోత్తమస్యావద్యతి ధ్యత్యవోత్తమస్యోత్తమస్యావద్యతి ఉత్తమస్యేత్యుతమస్ అవద్యతి ధ్యత్యవావద్యత్యుత్తమ ఉత్తమోద్యత్యవావద్యత్యుత్తమ ధ్యత్యుత్తమ ఉత్తమోద్యతి ధ్యత్యుత్తమో హిష్యుత్తమోద్యతి ధ్యత్యుత్తమో హి ఉత్తమో హిష్యుత్తమ ఉత్తమో హి ప్రాణ ప్రాణో హ్యుత్తమ ఉత్తమో హి ప్రాణ ఉత్తమ ఇత్యుతమ ఇది ప్రాణ ప్రాణో హి ప్రాణో యది యది ప్రాణో హి ప్రాణో యది ప్రాణో యది యది ప్రాణ ప్రాణో యదీతరమితరం యది ప్రాణ ప్రాణో యదీతరం ప్రాణ ఇది ప్రాణ యదీతరమితరం యది యదీతరం యది యదీతరం యది యదీతరం యది ఇతరం యది యదీతరమితరం యదీతరమితరం యదీతరమితరం యదీతరం యదీతరమితరం యది యదీతరముభయముభయమితరం యది యదీతరముభయం ఇతరముభయముభయమితరమితరముభయమేవైవోభయమితరమితరముభయమేవ ఉభయమేవైవోభయముభయమేవాజామ్యజామ్యేవోభయముభయమేవాజామి ఏవాజామ్యజామ్యేవైవాజామి జాయమానో జాయమానో జామ్యేవైవాజామి జాయమాన అజామి జాయమానో జాయమానో జామ్యజామి జాయమానో వై వై జాయమానో జామ్యజామి జాయమానో వై జాయమానో వై వై జాయమానో జాయమానో వై బ్రాహ్మణో బ్రాహ్మణో వై జాయమానో జాయమానో వై బ్రాహ్మణ వై బ్రాహ్మణో బ్రాహ్మణో వై వై బ్రాహ్మణస్త్రిభిర్బ్రాహ్మణో వై వై బ్రాహ్మణస్త్రిభి బ్రాహ్మణస్త్రిభిర్బ్రాహ్మణో బ్రాహ్మణస్త్రిభిర్ణవర్ణవ త్రిభిర్బ్రాహ్మణో బ్రాహ్మణస్త్రిభిర్ణవ త్రిభిర్ణవర్ణవ త్రిభిర్ణవ జాయతే జాయతర్ణవ త్రిభిర్ణవ జాయతే త్రిభిరితి త్రీభి ప్రణవా జాయతే జాయతర్ణవర్ణవా జాయతే బ్రహ్మచర్యేణ బ్రహ్మచర్యేణ జాయతర్ణవర్ణవా జాయతే బ్రహ్మచర్యేణ ప్రణవేత్యునా జాయతే బ్రహ్మచర్యేణ బ్రహ్మచర్యేణ జాయతే జాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్య ఋషిభ్యో బ్రహ్మచర్యేణ జాయతే జాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్య బ్రహ్మచర్యేణ ఋషిభ్య ఋషిభ్యో బ్రహ్మచర్యేణ బ్రహ్మచర్యేణ ఋషిభ్యో యజ్ఞేన యజ్ఞేన ఋషిభ్యో బ్రహ్మచర్యేణ బ్రహ్మచర్యేణ ఋషిభ్యో యజ్ఞేన బ్రహ్మచర్యేణేతి బ్రహ్మాచర్యేణ ఋషిభ్యో యజ్ఞేన యజ్ఞేన ఋషిభ్య ఋషిభ్యో యజ్ఞేన దేవేభ్యో దేవేభ్యో యజ్ఞేన ఋషిభ్య ఋషిభ్యో యజ్ఞేన దేవేభ్య ఋషిభ్యుషీభ్య యజ్ఞేన దేవేభ్యో దేవేభ్యో యజ్ఞేన యజ్ఞేన దేవేభ్య ప్రజయా ప్రజయా దేవేభ్యో యజ్ఞేన యజ్ఞేన దేవేభ్య ప్రజయా దేవేభ్య ప్రజయా ప్రజయా దేవేభ్యో దేవేభ్య ప్రజయా పితృభ్య పితృభ్య ప్రజయా దేవేభ్యో దేవేభ్య ప్రజయా పితృభ్య ప్రజయా పితృభ్య పితృభ్య ప్రజయా ప్రజయా పితృభ్య ఏష పితృభ్య ప్రజయా ప్రజయా పితృభ్య ఏష ప్రజయేది ప్రాజయా పితృభ్య ఏష ఏష పితృభ్య పితృభ్య ఏష వై వా ఏష పితృభ్య పితృభ్య ఏష వై పితృభ్య ఇది పితృభ్య ఏష వై వా ఏష ఏష వా అనృణో అనృణో వా ఏష ఏష వా అనృణ వా అనృణో అనృణో వై వా అనృణో యో యో అనృణో వై వా అనృణోయ అనృణో యో యో అనృణో అనృణోయ పుత్రీ పుత్రీ యో అనృణో అనృణోయ పుత్రీ య పుత్రీ పుత్రీ యో య పుత్రీ యజ్వా యజ్వా పుత్రీ యో య పుత్రీ యజ్వా పుత్రీ యజ్వా యజ్వా పుత్రీ పుత్రీ యజ్వా బ్రహ్మచారి వాసీ బ్రహ్మచారి వాసీ యజ్వా పుత్రీ పుత్రీ యజ్వా బ్రహ్మచారి వాసీ యజ్వా బ్రహ్మచారి వాసీ బ్రహ్మచారి వాసీ యజ్వా యజ్వా బ్రహ్మచారి వాసీ తత్ బ్రహ్మచారి వాసీ యజ్వా యజ్వా బ్రహ్మచారి వాసీ తత్ బ్రహ్మచారి వాసీ తత్ బ్రహ్మచారి వాసీ బ్రహ్మచారి వాసీ తత వదానైర్వదానైస్త బ్రహ్మచారి వాసీ బ్రహ్మచారి వాసీ తత వదానై బ్రహ్మచారి వాసీతి బ్రహ్మచారి వాసీ తదవదానైరవదానైస్తవదానైరేవైవదానైస్తవదానైరేవ అవదానైరేవైవదానైరవదానైరేవ వా వై వదానైరవదానైరేవైరిత్యవాదానై ఏవా వైవైవదయతే దయతే వైవైవదయతే అవదయతే దయతే వావదయతే తత్తద్దయతే వావదయతే తత్ దయతే తత్తద్దయతే దయతే తదవదానానామ వదానానాం తద్దయతే దయతే తదవదానానాం తదవదానానామవదానానాం తత్తదవదానానామవదానత్వమవదానత్వమవదానానాం తత్తదవదానానామవదానత్వం అవదానానామవదానత్వమవదానత్వమవదానానామవదానానామవదానత్వం దేవాసురా దేవాసురా అవదానత్వమవదానానామవదానానామవదానత్వం దేవాసురా అవదానానామిత్యవదానానాం అవదానత్వం దేవాసురా దేవాసురా అవదానత్వమవదానత్వం దేవాసురా సంయత్త సంయత్త దేవాసురా అవదానత్వమవదానత్వం దేవాసురా సంయత్త అవదానత్వమిత్యవదానత్వం దేవాసురా సంయత్త సంయత్త దేవాసురా దేవాసురా సంయత్త ఆసన్నాసం సంయత్త దేవాసురా దేవాసురా సంయత్త ఆసన్ దేవాసురా ఇది దేవాసురా సంయత్త ఆసన్నాసం సంయత్త సంయత్త ఆసం వేద ఆసం సంయత్త సంయత్త ఆసం సంయత్త ఇది సంయత్త ఆసం వేద ఆసన్నాసం దేవా దేవాస్త ఆసన్నాసం దేవా తే దేవా దేవాస్తే దేవా అగ్నిమగ్నిం దేవాస్తే దేవా అగ్నిం దేవా అగ్నిమగ్నిం దేవా దేవా అగ్నిమబ్రువన్నబ్రువన్నగ్నిం దేవా దేవా అగ్నిమబ్రువన్ అగ్నిమబ్రువన్నబ్రువన్నగ్నిమగ్నిమబ్రువన్త్వయాత్వయా అబ్రువన్నగ్నిమగ్నిమబ్రువన్త్వయా అబ్రువన్త్వయాత్వయా అబ్రువన్నబ్రువన్త్వయా వీరేణ వీరేణ త్వయా అబ్రువన్నబ్రువన్త్వయా వీరేణ త్వయా వీరేణ వీరేణ త్వయాత్వయా వీరేణాసురానసురాన్ వీరేణ త్వయాత్వయా వీరేణాసురాన్ వీరేణాసురానసురాన్ వీరేణ వీరేణాసురానభ్యభ్యసురాన్ వీరేణ వీరేణాసురానభి అసురానభ్యభ్యసురానసురానభిభవామ భవామాభ్యసురానసురానభిభవామ అభిభవామ భవామాభ్యభిభవామేతి భవామాభ్యభిభవామేతి భవామేతి భవామ భవామేతి స ఇది భవామ భవామేతి సోబ్రవీద్రవీత్సోబ్రవీద్వరం అబ్రవీత్వరం వరమ్రవీద్రవీత్వరం వృణై వృణైవరం అబ్రవీద్రవీత్వరం వృణై వరం వృణై వృణైవరం వరం వృణై పశో పశోర్వృణైవరం వరం వృణై పశో వృణై పశో పశోర్వృణై వృణై పశోరుద్ధారముద్ధారం పశోర్వృణై వృణై పశోరుద్ధారం పశోరుద్ధారముద్ధారం పశో పశోరుద్ధారముదిరుద్ధారం పశో పశోరుద్ధారముదిరుద్ధారముద్ధారముద్ధరై ఉద్ధారమిత్యుహారం ఉద్ధరై హరాబుద్ధరా ఇదీతి హరాబుద్ధరా ఇది హరా ఇదీతి హరై హరా ఇది సస ఇది హరై హరా ఇది సహ ఇది సస ఇదీతి స ఏతమేతగోస ఇదీతి స ఏతం స ఏతమేతగోస ఏతముద్ధారముద్ధారమేతగోస ఏతముద్ధారం ఏతముద్ధారముద్ధారమేతమేతముద్ధారముదుద్ధారమేతమేతముద్ధారముదు ఉద్ధారముదుద్ధారముద్ధారముదహరత హరతోదుద్ధారముద్ధారముదహరత ఉద్ధారమిత్యుహారం పూర్వార్ధస్య పూర్వార్ధస్య శ్రోణిగ్రశ్రోణిం మధ్యతో మధ్యతో గుదం శ్రోణిం మధ్యతో గుదం శ్రోణిం జఘనార్ధస్య జఘనార్ధస్య శ్రోణిం మధ్యతో మధ్యతో శ్రోణిం జఘనార్ధస్య శ్రోణిం జఘనార్ధస్య శ్రోణిగ్రశ్రోణిం జఘనార్ధస్య తదస్తతో జఘనార్ధస్య శ్రోణిగ్రశ్రోణిం జఘనార్ధస్య తదః జఘనార్ధస్య తదస్తతో జఘనార్ధస్య జఘనార్ధస్య తదో దేవా దేవాస్తతో జఘనార్ధస్య జఘనార్ధస్య తదో దేవా జఘనార్ధస్య జఘన అర్ధస్య తదో దేవా దేవాస్తతస్తతో దేవా అభవన్ అభవన్ దేవాస్తతస్తతో దేవా అభవన్ దేవా అభవన్ పరాపరాభవన్ దేవా అభవన్ పరాసురాసురాపరాపరాసురాయ్యదసురాపరాపరాసురాయత్ అసురాయత్యనసురాసురాయత్ర్యంగాణాన్ త్ర్యంగాణాయ్యదసురాసురాయత్ర్యంగాణాన్ యత్ర్యంగాణాన్ త్ర్యంగాణాగుణసమవచ్చతి సమవచ్చతి త్ర్యంగాణాగుణసమవచ్చతి భ్రాతృవ్యాభిభూత్యై సమవచ్చతి సమవచ్చతి భ్రాతృవ్యాభిభూత్యై సమవచ్చతి సమవచ్చతి భ్రాతృవ్యాభిభూత్యై సమవచ్చతి సమవచ్చతి భ్రాతృవ్యాభిభూత్యై సమవచ్చతి సమవచ్చతి భ్రాతృవ్యాభిభూత్యై సమవచ్చతి సమవచ్చతి భ్రాతృవ్యాభిభూత్యై సమవచ్చతి భ్రాతృవ్యాభిభూత్యై భ్రాతృవ్యాభిభూత్యై సమవచ్చాత్మనాత్మనాభవతి భ్రాతృవ్యాభిభూత్యై భ్రాతృవ్యాభిభూత్యై సమవచ్చాత్మనా భ్రాతృవ్యాభిభూత్యా ఇది భ్రాతృవ్యా అభిభూత్యై సమవచ్చాత్మనాత్మనాభవతి భవత్యాత్మనాపరాపరాత్మనాభవతి భవత్యాత్మనాపరా ఆత్మనాపరాపరాత్మనాపరా ఆస్య పరాస్యాస్య పరాపరాస్య భ్రాతృవ్యో భ్రాతృవ్యో భవతి భవతి భ్రాతృవ్యో భవతి భ్రాతృవ్యో భవతి భ్రాతృవ్యో భవతి భ్రాతృవ్యో భవత్యక్ష్ణయా అక్ష్ణయా భవతి భ్రాతృవ్యో భ్రాతృవ్యో భవత్యక్ష్ణయా అక్ష్ణయా పశవః పశవో అక్ష్ణయా తస్మాత్ తస్మాదక్ష్ణయా పశవః అక్ష్ణయా పశవ పశవో అక్ష్ణయాక్ష్ణయా పశవోంగాన్యంగాని పశవోక్ష్ణయాక్ష్ణయా పశవోంగాని పశవోంగాన్యంగాని పశవ పశవోంగాని ప్రప్రాంగాని పశవ పశవోంగాని ప్ర అంగాని ప్రప్రాంగాన్యంగాని ప్రహరంద్యహరంది ప్రాంగాన్యంగాని ప్రహరంది ప్రహరంది హరంది ప్రహరంది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై హరంది ప్రహరంది ప్రతిష్ఠిత్యై హరంది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై హరంది హరంది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠితి మేధసాసృజౌ సృజౌ మేధసా మేధసాసృజౌ ప్రప్రసృజౌ మేధసా మేధసాసృజౌ ప్ర సృజౌ ప్రప్రసృజౌ సృజౌ ప్రోర్ణోత్యూర్ణోది ప్రసృజౌ సృజౌ ప్రోర్ణోది ప్రోర్ణోత్యూర్ణోది ప్రప్రోర్ణోది మేధోరూపా మేధోరూపా ఊర్ణోది ప్రప్రోర్ణోది మేధోరూపా ఊర్ణోది మేధోరూపా మేధోరూపా ఊర్ణోత్యూర్ణోది మేధోరూపా వై వై మేధోరూపా ఊర్ణోత్యూర్ణోది మేధోరూపా వై మేధోరూపా వై వై మేధోరూపా మేధోరూపా వై పశవ పశవో వై మేధోరూపా మేధోరూపా వై పశవ మేధోరూపా ఇది మేధ రూపా పశవో వై వై పశవో రూపకం రూపం పశవో వై వై పశవో రూపం పశవ రూపకం రూపం పశవ పశవ రూపమేవైవ రూపం పశవ పశవ రూపమేవ రూపమేవైవ రూపకం రూపమేవ పశుషు పశుష్వేవ రూపకం రూపమేవ పశుషు ఏవ పశుషు పశుష్వేవైవ పశుషు దధాతి దధాతి పశుష్వేవైవ పశుషు దధాతి పశుషు దధాతి దధాతి పశుషు పశుషు దధాతి యోషన్ యోషన్ దధాతి పశుషు పశుషు దధాతి యోషన్ దాతి యోషన్ యోషన్ దాతి దాతి యోషన్నవధాయ వధాయ యోషన్ దాతి దాతి యోషన్నవధాయ యోషన్నవధాయ వధాయ యోషన్ యోషన్నవధాయ ప్రప్రావధాయ యోషన్ యోషన్నవధాయ ప్ర అవధాయ ప్రప్రావధాయ వధాయ ప్రోర్ణోత్యూర్ణోది ప్రావధాయ వధాయ ప్రోర్ణోది అవధాయేత్యవధాయ ప్రోర్ణోత్యూర్ణోది ప్రప్రోర్ణోది రసోరథ ఊర్ణోది ప్రప్రోర్ణోది రథ ఊర్ణో తిరసో రస ఊర్ణోత్యూర్ణో తిరసో వై వైరస ఊర్ణోత్యూర్ణో తిరసో వై రసో వై వైరసో రసో వాష వైరసో రసో వాష వై వాష పశూనాం పశూనామేష వై వాష పశూనాం ఏష పశూనాం పశూనామేష ఏష పశూనాయ్యత్ పశూనామేష ఏష పశూనాయ్యత్ పశూనాయ్యత్ పశూనాం పశూనాయ్యూర్యూర్యత్ పశూనాం పశూనాయ్యూ యద్యూర్యూర్యద్యూరసోరసూర్యద్యూరసం యూరసోరసూర్యూరసమేవైవ రసయూర్యూరసమేవ రసమేవైవ రసమోరసమేవ పశుషు పశుష్వేవ రసమోరసమేవ పశుషు ఏవ పశుషు పశుష్వేవైవ పశుషు దధాతి దధాతి పశుష్వేవైవ పశుషు దధాతి పశుషు దధాతి దధాతి పశుషు పశుషు దధాతి పార్శ్వేన పార్శ్వేన దధాతి పశుషు పశుషు దధాతి పార్శ్వేన దాది పార్శ్వేన పార్శ్వేన దాది దాది పార్శ్వేన వసా హోమం వసా హోమం పార్శ్వేన దాది దాది పార్శ్వేన వసా హోమం పార్శ్వేన వసా హోమం వసా హోమం పార్శ్వేన పార్శ్వేన వసా హోమం ప్రప్రవసా హోమం పార్శ్వేన పార్శ్వేన వసా హోమం ప్ర వసా హోమం ప్రప్రవసా హోమం వసా హోమం ప్రయౌతి యౌతి ప్రవసా హోమం వసా హోమం ప్రయౌతి వసా హోమమితి వసా హోమం ప్రయోది యోది ప్రప్రయోది మధ్యం మధ్యం యోది ప్రప్రయోది మధ్యం యోది మధ్యం మధ్యం యోది యోది మధ్యం వై వై మధ్యం యోది యోది మధ్యం వై మధ్యం వై వై మధ్యం మధ్యం వా ఏతదేతద్వై మధ్యం మధ్యం వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతత్ పశూనాం పశూనామేతద్వై వా ఏతత్ పశూనాం ఏతత్ పశూనాం పశూనామేతదేతత్ పశూనాయ్యత్ పశూనామేతదేతత్ పశూనాయ్యత్ పశూనాయ్యత్ పశూనాం పశూనాయ్యత్ పార్శ్వం పార్శ్వయ్యత్ పశూనాం పశూనాయ్యత్ పార్శ్వం యత్ పార్శ్వం పార్శ్వయ్యత్ పార్శ్వగోరసోరథ పార్శ్వయ్యత్ పార్శ్వగోరథ పార్శ్వగోరసోరథ పార్శ్వం పార్శ్వగోరథ ఏష రథ పార్శ్వం పార్శ్వగోరథ ఏష రథ ఏష రసోరథ ఏష పశూనాం పశూనామేష రసోరథ ఏష పశూనాం ఏష పశూనాం పశూనామేష ఏష పశూనాయ్యత్ పశూనామేష ఏష పశూనాయ్యత్ పశూనాయ్యత్ పశూనాం పశూనాయ్యత్వసావసాయత్ పశూనాం పశూనాయ్యత్వసావసాయత్వసాయత్వసాయత్వసాయత్వసాయత్వసావసాయత్ పార్శ్వేన పార్శ్వేన యద్వసావసాయత్ పార్శ్వేన యత్పార్శ్వేన పార్శ్వేన యద్యత్ పార్శ్వేన వసా హోమం వసా హోమం పార్శ్వేన యద్యత్ పార్శ్వేన వసా హోమం పార్శ్వేన వసాహోమం వసాహోమం పార్శ్వేన పార్శ్వేన వసాహోమం ప్రయోతి ప్రయోతి వసాహోమం పార్శ్వేన పార్శ్వేన వసాహోమం ప్రయోతి వసాహోమం ప్రయోతి ప్రయోతి వసాహోమం వసాహోమం ప్రయోతి మధ్యతో మధ్యద ప్రయోతి వసాహోమం వసాహోమం ప్రయోతి మధ్యద వసాహోమమితి వసాహోమం ప్రయోతి మధ్యతో మధ్యద ప్రయోతి ప్రయోతి మధ్యద ఏవ మధ్యద ప్రయోతి ప్రయోతి మధ్యద ఏవ ప్రయోజీ మధ్యద ఏవైవ మధ్యతో మధ్యద ఏవ పశూనాం పశూనామేవ మధ్యతో మధ్యద ఏవ పశూనాం ఏవ పశూనాం పశూనామేవైవ పశూనాగోరసగోరసం పశూనామేవైవ పశూనాగోరసం పశూనాగోరసగోరసం పశూనాం పశూనాగోరసం దధాతి దధాతి రసం పశూనాం పశూనాగోరసం దధాతి రసం దధాతి దధాతి రసగోరసం దధాదిఘ్నంతిఘ్నంతి దధాతి రసగోరసం దధాదిఘ్నంతి తాదిఘ్నంతిఘ్నంతి దాది దాదిఘ్నంతి వై వైఘ్నంతి దాది దాదిఘ్నంతి వై ఘ్నంతి వై వైఘ్నంతిఘ్నంతి వా ఏతదేతద్వై ఘ్నంతిఘ్నంతి వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతత్పశం పశుమేతద్వై వా ఏతత్పశం ఏతత్పశం పశుమేతదేతత్పశం యద్య పశుమేతదేతత్పశం యద్ పశుం యద్య పశుం పశుం యత్ జ్ఞపయంతి సం జ్ఞపయంతి యత్ పశుం పశుం యత్ సం జ్ఞపయంతి ఎత్సం జపయంతి సం జపయంతి యజ్జత్సం జపయంతైంద్ర ఐంద్రస్వం జపయంతి యజ్జత్సం జపయంతైంద్ర సం జపయంతైంద్ర ఐంద్రస్వం జపయంతి సం జపయంతైంద్ర ఖలు ఖల్వైంద్రస్వం జపయంతి సం జపయంతైంద్ర ఖలు సం జపయంతీతి సం జపయంతి ఐంద్ర ఖలు ఖల్వైంద్ర ఐంద్ర ఖలు వై వై ఖల్వైంద్ర ఐంద్ర ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై దేవతయా దేవతయా వై ఖలు ఖలు వై దేవతయా వై దేవతయా దేవతయా వై వై దేవతయా ప్రాణ ప్రాణో దేవతయా వై వై దేవతయా ప్రాణ దేవతయా ప్రాణ ప్రాణో దేవతయా దేవతయా ప్రాణ ఐంద్ర ఐంద్ర ప్రాణో దేవతయా దేవతయా ప్రాణ ఐంద్ర ప్రాణ ఐంద్ర ఐంద్ర ప్రాణ ప్రాణ ఐంద్రో ప్రాణో పాన ఐంద్ర ప్రాణ ప్రాణ ఐంద్రో పాన ప్రాణ ఇది ప్రాణ ఐంద్రో పానో పాన ఐంద్ర ఐంద్రో పాన ఐంద్ర ఐంద్రో పాన ఐంద్ర ఐంద్రో పాన ఐంద్ర అపాన ఐంద్ర ఐంద్రో పానో పాన ఐంద్ర ప్రాణ ప్రాణ ఐంద్రో పానో పాన ఐంద్ర ప్రాణ అపాన ఇత్యపాన ఐంద్ర ప్రాణ ప్రాణ ఐంద్ర ఐంద్ర ప్రాణో అంగే అంగే అంగే అంగే ప్రాణ ఐంద్ర ఐంద్ర ప్రాణో అంగే అంగే ప్రాణో అంగే అంగే అంగే అంగే ప్రాణ ప్రాణో అంగే అంగే నిన్యంగే అంగే ప్రాణ ప్రాణో అంగే అంగేని ప్రాణ ఇది ప్రాణ అంగే అంగే నిన్యంగే అంగే అంగే అంగేని దేధ్యంగే అంగే అంగే అంగేని దేధ్యద్ అంగే అంగ ఇత్యంగే అంగే ఇదేధ్యద్ధ్యన్నిదేధ్యదిదేధ్యన్నిదేధ్యదిదేధ్యదిది దేధ్యదిదీతి దేధ్యద్ధ్యదిత్యాహేతి దేధ్యద్ధ్యదిత్యాహేదిత్యాహ ప్రాణపానౌ ప్రాణపానవాహేదిత్యాహ ప్రాణపానౌ ఆహ ప్రాణపానౌ ప్రాణపానవాహ ప్రాణపానవేవైవ ప్రాణపానవాహ ప్రాణపానవేవ ప్రాణపానవేవైవ ప్రాణపానౌ ప్రాణపానవేవ పశుషు పశుష్వేవ ప్రాణపానౌ ప్రాణపానవేవ పశుషు ప్రాణపానావిది ప్రాణ అపానౌ ఏవ పశుషు పశుష్వేవైవ పశుషు దధాతి దధాతి పశుష్వేవైవ పశుషు దధాతి పశుషు దధాతి దధాతి పశుషు పశుషు దధాతి దేవ దేవ దధాతి పశుషు పశుషు దధాతి దేవ దధాతి దేవ దేవ దధాతి దధాతి దేవ త్వష్టస్త్వష్టర్దేవ దధాతి దధాతి దేవత్వష్ట దేవత్వష్టస్త్వష్టర్దేవ దేవత్వష్టద్భూరి భూరి త్వష్టర్దేవ దేవత్వష్టద్భూరి త్వష్టద్భూరి భూరి త్వష్టస్త్వష్టద్భూరితే దే భూరి త్వష్టస్త్వష్టద్భూరితే భూరితే దే భూరి భూరి దేశగుంసగుంసగుంసం దే భూరి భూరి దేశగుంసం దేశగుంసగుంసగుంసం దే దేశగుంసమేత్వే దశగుంసం దే దేశగుంసమేతు సగుంసమేత్వే దశగుంసగుంసగుంసమేత్విదీత్యే దశగుంసగుంసగుంసమేత్విది సగుంసమితి సం హేత్విదీత్యే త్వేత్విత్యాహ హేత్యే త్వేత్విత్యాహ ఇత్యాహేదిత్యాహత్వాష్ట్రాస్వాష్ట్ర ఆహేదిత్యాహత్వాష్ట్రాహత్వాష్ట్రాస్వాష్ట్ర ఆహత్వాష్ట్రాహిత్వాష్ట్రాహత్వాష్ట్రాహిత్వాష్ట్రాస్వాష్ట్రాహి దేవతయా దేవతయా హి త్వాష్ట్రాస్వాష్ట్రాహి దేవతయా హి దేవతయా దేవతయా హి దేవతయా పశవః పశవో దేవతయా హి దేవతయా పశవః దేవతయా పశవః పశవో దేవతయా దేవతయా పశవో విషరూపా విషరూపాః పశవో దేవతయా దేవతయా పశవో విషరూపాః పశవో విషరూపా విషరూపాః పశవః పశవో విషరూపాయద్యద్ విషరూపాః పశవః పశవో విషరూపాయద్ విషరూపాయద్యద్ విషరూపా విషరూపాయత్ సలక్ష్మాణః సలక్ష్మాణో యద్ విషరూపా విషరూపాయత్ సలక్ష్మాణః విషరూపా ఇది విషురూపాః యత్సలక్ష్మాణస్సలక్ష్మాణో యద్యత్సలక్ష్మాణో భవథ భవథ సలక్ష్మాణో యద్యత్సలక్ష్మాణో భవథ సలక్ష్మాణో భవథ భవథ సలక్ష్మాణస్సలక్ష్మాణో భవతేతీతి భవథ సలక్ష్మాణస్సలక్ష్మాణో భవతేతి సలక్ష్మాణ ఇది సా లక్ష్మాణః భవతేతీతి భవథ భవతేత్యాహ హేతి భవథ భవతేత్యాహ ఇత్యాహేదీత్యాహ విషురూపా విషురూపా ఆహేదీత్యాహ విషురూపాః ఆహ విషరూపా విషరూపా ఆహా విషరూపా హి విషరూపా ఆహ విషరూపా హి విషరూపా హి విషరూపా విషరూపా హ్యేత ఏతే హి విషరూపా విషరూపా హ్యేతే విషరూపా ఇది విషురూపా హ్యేత ఏతే హి హ్యేతే సంతః సంత ఏతే హి హ్యేతే సంతః ఏతే సంతః సంత ఏత ఏతే సంతః సలక్ష్మాణస్స లక్ష్మాణస్స సంత ఏత ఏతే సంతః సలక్ష్మాణః సంతస్సలక్ష్మాణస్సలక్ష్మాణస్సంతస్సంతస్సలక్ష్మాణ ఏతర్హ్యేతరిహితలక్ష్మాణస్సంతస్సంతస్సలక్ష్మాణ ఏతరిహి సలక్ష్మాణ ఏతర్హ్యేతరిహితలక్ష్మాణస్సలక్ష్మాణ ఏతరిహి భవంతి భవంత్యేతరిహితలక్ష్మాణస్సలక్ష్మాణ ఏతరిహి భవంతి సలక్ష్మాణ ఇది సా లక్ష్మాణః ఏతర్హి భవంతి భవంత్యేతర్హ్యేతరిహి భవంతి దేవత్రా దేవత్రా భవంత్యేతర్హ్యేతరిహి భవంతి దేవత్రా భవంతి దేవత్రా దేవత్రా భవంతి భవంతి దేవత్రాయంతం యంతం దేవత్రా భవంతి భవంతి దేవత్రాయంతం దేవత్రాయంతం యంతం దేవత్రా దేవత్రాయంతమవసే వసేయంతం దేవత్రా దేవత్రాయంతమవసే దేవత్రేతి దేవత్రా యంతమవసే వసేయంతం యంతమవసే సఖాయ సఖాయో వసేయంతం యంతమవసే సఖాయ అవసే సఖాయ సఖాయో వసే వసే సఖాయోన్వన సఖాయో వసే వసే సఖాయోను సఖాయోన్వసఖాయ సఖాయోనుసఖాయ సఖాయోను అనత్వాన్వన మాతా పితరః పితరో మదంతు పితరః పితరో మదంతి మదంతితీతి మదంతు మదంతిహేతి మదంతు మదంతిహ ఇహేతీత్యాహానుమతమనుమతమాహేతీత్యాహానుమతం ఆహానుమతమనుమతమాహానుమతమేవైవానుమతమాహానుమతమేవ ఏనం మాత్రా మాత్రైనమేనం మాత్రా పిత్రా పిత్రా మాత్రైనమేనం మాత్రా పిత్రా మాత్రా పిత్రా పిత్రా మాత్రా మాత్రా పిత్రాసు వర్గగోసు వర్గం పిత్రా మాత్రా మాత్రా పిత్రాసు వర్గం పిత్రాసు వర్గగోసు వర్గం పిత్రా పిత్రాసు వర్గం లోకం లోకగోసు వర్గం పిత్రా పిత్రాసు వర్గం లోకం సువర్గం లోకం లోకగోసు వర్గగోసు వర్గం లోకం గమయతి గమయతి లోకగోసు వర్గగోసు వర్గం లోకం గమయతి సువర్గమితి సువర్గం లోకం గమయతి గమయతి లోకం లోకం గమయత్యర్ధర్చే గమయతి లోకం లోకం గమయత్యర్ధర్చే గమయతి గమయత్యర్ధర్చే వసా హోమం వసా హోమమర్ధర్చే గమయతి గమయత్యర్ధర్చే వసా హోమం అర్ధర్చే వసా హోమం వసా హోమమర్ధర్చే వసా హోమం జుహోతి జుహోతి వసా హోమమర్ధర్చే వసా హోమం జుహోతి అర్ధర్చ్యర్ధర్చే అర్ధర్చ ఇత్యర్థ ఇమే ఏవైవే మే ఇమే ఏవ రసే నరసే నైవే మే ఇమే ఏవ రసేన ఇమే ఇతి ఇమే ఏవర్సే నరసే నైవైవర్సే నానిత్యనక్యరసే నైవైవర్సే నానిత్తి రసే నానిత్యనక్యరసే నరసే నానిత్యదిశో దిశో నక్యరసే నరసే నానిత్యదిశ అనక్తిదిశో దిశో నక్త్యనక్తిదిశో జుహోతి జుహోతి దిశో నక్త్యనక్తిదిశో జుహోతి దిశో జుహోతిశో దిశో జుహోతి దిశో దిశో జుహోతి దిశో దిశో జుహోతి దిశ జుహోతి దిశో దిశో జుహోతి జుహోతి దిశ ఏమైవ దిశో జుహోతి జుహోతి దిశ ఏవ దిశ ఏమైవ దిశో దిశ ఏవ రసే నరసే నైవ దిశో దిశ ఏవ రసేన ఏవ రసే నరసే నైవైవ రసే నానక్యనక్యరసే నైవైవ రసే నానక్తి రసే నానక్యనక్యరసే నరసే నానక్యథో అథో అనక్యరసే నరసే నానక్యథో అనక్యథో అథో అనక్యనక్యథో దిభ్యో దిభ్యోథో అనక్యనక్యథో దిభ్య అథో దిభ్యో దిభ్యోథో అథో దిభ్య ఏవైవ దిభ్యోథో అథో దిభ్య ఏవ అథో ఇత్యథో దిభ్య ఏవైవ దిభ్యో దిభ్య ఏవోర్జమూర్జమేవ దిభ్యో దిభ్య ఏవోర్జం దిభ్య ఇది దిగుర్భ్య ఏవోర్జమూర్జమేవైవోర్జగోరసగోరసమూర్జమేవైవోర్జమూరసం ఊర్జగోరసగోరసమూర్జమూర్జగోరసమవావరసమూర్జమూర్జగోరసమవ రసమవావరసగోరసమవరుంధే రుంధే వరసగోరసమవరుంధే అవరుంధే రుంధే వావరుంధే ప్రాణపానౌ ప్రాణపానౌ రుంధే వావరుంధే ప్రాణపానౌ రుంధే ప్రాణపానౌ ప్రాణపానౌ రుంధే రుంధే ప్రాణపానౌ వై వై ప్రాణపానౌ రుంధే రుంధే ప్రాణపానౌ వై ప్రాణపానౌ వై వై ప్రాణపానౌ ప్రాణపానౌ వా ఏతావేతౌ వై ప్రాణపానౌ ప్రాణపానౌ వా ఏతౌ ప్రాణపానావితి ప్రాణ అపానౌ వా ఏతావేతౌ వై వా ఏతౌ పశూనాం పశూనామేతౌ వై వా ఏతౌ పశూనాం ఏతో పశూనా పశూనామేతేతో పశూనాయ్యశూనామేతేతో పశూనాయ పశూనాయ్యశూనా పశూనాయ్యత్పృషరాజ్యం పృషరాజ్యం యత్పశూనా పశూనాయ్యత్పృషరాజ్యం పృషరాజ్యం పృషరాజ్యం వానస్పత్యా వానస్పత్యా పృషరాజ్యం యత్పృషరాజ్యం వానస్పత్యా పృషరాజ్యం వానస్పత్యా వానస్పత్యా పృషరాజ్యం పృషరాజ్యం వానస్పత్యా ఖలు ఖలవానస్పత్యా పృషరాజ్యం పృషరాజ్యం వానస్పత్యా ఖలు పాలరాజ్యమిది పృషద రాజ్యం వానస్పత్యా ఖలు ఖలు వానస్పత్యా వానస్పత్యా ఖలు వై వై ఖలు వానస్పత్యా వానస్పత్యా ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై దేవతయా దేవతయా వై ఖలు ఖలు వై దేవతయా వై దేవతయా దేవతయా వై వై దేవతయా పశవః పశవో దేవతయా వై వై దేవతయా పశవః దేవతయా పశవః పశవో దేవతయా దేవతయా పశవో యద్యత్ పశవో దేవతయా దేవతయా పశవో యత్ పశవో యద్యత్ పశవః పశవో యత్ పృషరాజ్యస్య పృషరాజ్యస్య యత్ పశవః పశవో యత్ పృషరాజ్యస్య యత్ పృషరాజ్యస్య పృషరాజ్యస్య యద్యత్ పృషరాజ్యస్యో మహత్యో మహత్య పృషరాజ్యస్య యద్యత్ పృషరాజ్యస్యో మహత్య పృషరాజ్యస్యో మహత్యో మహత్య పృషరాజ్యస్య పృషరాజ్యస్యో మహత్యాహో మహత్య పృషరాజ్యస్య పృషరాజ్యస్యో మహత్యాహ పృషరాజ్యస్యేది పృషద రాజ్యస్య మహత్యాహో మహత్యో మహత్యాహ వనస్పతయే వనస్పతయ ఆహో మహత్యో మహత్యాహ వనస్పతయే ఉపహత్యేత్యుపహత్య ఆహ వనస్పతయే వనస్పతయ ఆహాహ వనస్పతయేన్ను వనస్పతయ ఆహాహ వనస్పతయేను వనస్పతయేన్వను వనస్పతయే వనస్పతయేను బ్రూహి బ్రూహ్యను వనస్పతయే వనస్పతయేను బ్రూహి అనుబ్రూహి బ్రూహ్యన్వను బ్రూహి వనస్పతయే వనస్పతయే బ్రూహ్యన్వను బ్రూహి వనస్పతయే బ్రూహి వనస్పతయే వనస్పతయే బ్రూహి బ్రూహి వనస్పతయే ప్రవనస్పతయే బ్రూహి బ్రూహి వనస్పతయే ప్రవనస్పతయే ప్రవనస్పతయే వనస్పతయే ప్రేష్యేష ప్రవనస్పతయే వనస్పతయే ప్రేష్య ప్రేష్యేష ప్రప్రేష్యేదీష ప్రప్రేష్యేది ఇష్యేదీష్యేష్యేది ప్రాణపానౌ ప్రాణపానామిదీష్యేష్యేది ప్రాణపానౌ ఇది ప్రాణపానౌ ప్రాణపానామిదీది ప్రాణపానావేవైవ ప్రాణపానామిదీది ప్రాణపానావేవ ప్రాణపానావేవైవ ప్రాణపానౌ ప్రాణపానావేవ పశుషు పశుషేవ ప్రాణపానౌ ప్రాణపానావేవ పశుషు ప్రాణపానామిది ప్రాణ అపానౌ ఏ పశుషు పశుష్వేవైవ పశుషు దాది దాది పశుష్వేవైవ పశుషు దాది పశుషు దాది దాది పశుషు పశుషు దాత్యన్యస్యాన్యస్యాన్యస్యాన్యస్య దాది పశుషు పశుషు దాత్యన్యస్యాన్యస్యాన్యస్యాన్యస్యాన్యస్య దాది దాత్యన్యస్యాన్యస్య సమవత్తమో సమవత్తమన్యస్యాన్యస్య దాది దాత్యన్యస్యాన్యస్య సమవత్తం మేదో రూపా ఇది మేద రూపా వై పశవః పశవో వై వై పశవో రూపేణ రూపేణ పశవో వై వై పశవో రూపేణ పశవో రూపేణ రూపేణ పశవః పశవో రూపేణైవైవ రూపేణ పశవః పశవో రూపేణైవ రూపేణైవైవ రూపేణ రూపేణైవైనమేనమేవ రూపేణ రూపేణైవైనం ఏవైనమేనమేవైవైనం పశుభ్యః పశుభ్య ఏనమేవైవైనం పశుభ్యః ఏనం పశుభ్యః పశుభ్య ఏనమేనం పశుభ్యోనిరణ్యః పశుభ్య ఏనమేనం పశుభ్యోని పశుభ్యోనిరణ్యః పశుభ్యః పశుభ్యో నిర్భజతి భజతి నిష్పశుభ్యః పశుభ్యో నిర్భజతి పశుభ్య ఇది పశుభ్యః నిర్భజతి భజతి నిర్నిర్భజత్య పశుర పశుర్భజతి నిర్నిర్భజత్య పశు భజత్య పశుర పశుర్భజతి భజత్య పశురేవైవ పశుర్భజతి భజత్య పశురేవ అవశురేవైవ పశుర పశురేవ భవతి భవత్యేవ పశుర పశురేవ భవతి ఏవ భవతి భవత్యేవైవ భవతి యయ్యం భవత్యేవైవ భవతి యమ్ భవతి యయ్యం భవతి భవతి యమ్ కామయేత కామయేత యమ్ భవతి భవతి యమ్ కామయేత యమ్ కామయేత కామయేత యయ్యం కామయేత పశుమాన్ పశుమాన్ కామయేత యయ్యం కామయేత పశుమాన్ కామయేత పశుమాన్ పశుమాన్ కామయేత కామయేత పశుమాన్ స్యాత్ స్యాత్ పశుమాన్ కామయేత కామయేత పశుమాన్ స్యాత్ పశుమాన్ స్యాత్ స్యాత్ పశుమాన్ పశుమాన్ స్యాదితి తస్యాత్ పశుమాన్ పశుమాన్ స్యాదితి పశుమానితి పశుమాన్ స్యాదితి తస్యాత్ స్యాదితి మేధస్వం మేధస్వతి స్యాత్ స్యాదితి మేధస్వత్ ఇది మేధస్వం మేధస్వతి మేధస్వత్ తస్మై తస్మై మేధస్వతి మేధస్వత్ తస్మై మేధస్వత్ తస్మై తస్మై మేధస్వం మేధస్వత్ తస్మా తస్మై మేధస్వం మేధస్వత్ తస్మా తస్మాదస్మైరస్మాదధ్యాద్యాదస్మైరస్మాదధ్యాద్యాద్యాద్యాన్మేదో రూపామేదో రూపాదధ్యాదధ్యాన్మేదో రూపాధ్యాన్మేదో రూపామేదో రూపాదధ్యాద్యాన్మేదో రూపా వై వై మేదో రూపాదధ్యాద్యాన్మేదో రూపా వై మేదో రూపా వై వై మేదో రూపామేదో రూపా వై పశవః పశవో వై మేదో రూపామేదో రూపా వై పశవః మేధో రూపా ఇది మేద రూపా వై పశవః పశవో వై వై పశవో రూపేణ రూపేణ పశవో వై వై పశవో రూపేణ పశవో రూపేణ రూపేణ పశవః పశవో రూపేణైవైవ రూపేణ పశవః పశవో రూపేణైవ రూపేణైవైవ రూపేణ రూపేణైవాస్మా అస్మా ఏవ రూపేణ రూపేణైవాస్మై ఏవాస్మా అస్మా ఏవైవాస్మై పశూన్ పశూనస్మా ఏవైవాస్మై పశూన్ అస్మై పశూన్ పశూనస్మా అస్మై పశూనవామ పశూనస్మా అస్మై పశూనవ పశూనవామ పశూన్ పశూనవరుంధే రుంధేవ పశూన్ పశూనవరుంధే అవరుంధే రుంధే వావరుంధే పశుమాన్ పశుమాన్ రుంధే వావరుంధే పశుమాన్ రుంధే పశుమాన్ పశుమాన్ రుంధే రుంధే పశుమానేవైవ పశుమాన్ రుంధే రుంధే పశుమానేవ పశుమానేవైవ పశుమాన్ పశుమానేవ భవతి భవత్యేవ పశుమాన్ పశుమానేవ భవతి పశుమానిది పశుమాన్ ఏవ భవతి భవత్యేవైవ భవతి ప్రజాపతిః ప్రజాపతిర్భవత్యేవైవ భవతి ప్రజాపతిః భవతి ప్రజాపతిః ప్రజాపతిర్భవతి భవతి ప్రజాపతిర్యజ్ఞం యజ్ఞం ప్రజాపతిర్భవతి భవతి ప్రజాపతిర్యజ్ఞం ప్రజాపతిర్యజ్ఞం యజ్ఞం ప్రజాపతిః ప్రజాపతిర్యజ్ఞమసృజతృజతయజ్ఞం ప్రజాపతిః ప్రజాపతిర్యజ్ఞమసృజత ప్రజాపతిరిది ప్రజాపతిః యజ్ఞమసృజతృజతయజ్ఞం యజ్ఞమసృజతసోసృజతయజ్ఞం యజ్ఞమసృజతస అసృజతసోసృజతసృజతస ఆజ్యమాజ్యగోసోసృజతసృజతస ఆజ్యం స ఆజ్యమాజ్యగోసత ఆజ్యం పురస్తాత్ పురస్తాదాజ్యగోసత ఆజ్యం పురస్తాత్ ఆజ్యం పురస్తాత్ పురస్తాదాజ్యమాజ్యం పురస్తాదసృజతసృజత పురస్తాదాజ్యమాజ్యం పురస్తాదసృజత పురస్తాదసృజతసృజత పురస్తాత్ పురస్తాదసృజత పశుం పశుమసృజత పురస్తాత్ పురస్తాదసృజత పశుం అసృజత పశుం పశుమసృజతసృజత పశుం మధ్యతో మధ్యత పశుమసృజతసృజత పశుం మధ్యత పశుం మధ్యతో మధ్యత పశుం పశుం మధ్యత పృషదాద్యం పృషదాద్యం మధ్యత పశుం పశుం మధ్యత పృషదాద్యం మధ్యత పృషదాద్యం పృషదాద్యం మధ్యతో మధ్యత పృషదాద్యం నష్టాత్ పశ్చాత్ పృషదాద్యం మధ్యతో మధ్యత పృషదాద్యం పశ్చాత్ పృషదాద్యం పశ్చాత్ పశ్చాత్ పృషదాద్యం పృషదాద్యం పశ్చాత్తస్మాత్ తస్మాత్ పశ్చాత్ పృషదాద్యం పృషదాద్యం పశ్చాత్తస్మాత్ పృషదాద్యమిది పృషద ఆద్యం పశ్చాత్తస్మాత్ తస్మాత్ పశ్చాత్ పశ్చాత్తస్మాదాజ్యేనాజ్యేన తస్మాత్ పశ్చాత్ పశ్చాత్తస్మాదాజ్యేన తస్మాదాజ్యేనాజ్యేన తస్మాత్ తస్మాదాజ్యేన ప్రయాజా ప్రయాజా ఆజ్యేన తస్మాత్ తస్మాదాజ్యేన ప్రయాజా ఆజ్యేన ప్రయాజా ప్రయాజా ఆజ్యేనాజ్యేన ప్రయాజా ఇద్యంత ఇద్యంతే ప్రయాజా ఆజ్యేనాజ్యేన ప్రయాజా ఇద్యంతే ప్రయాజా ఇజ్యంత ఇజ్యంతే ప్రయాజా ప్రయాజా ఇజ్యంతే పశునా పశునే ఇజ్యంతే ప్రయాజా ప్రయాజా ఇజ్యంతే పశునా ప్రయాజా ఇది ప్రయాజా ఇజ్యంతే పశునా పశునే ఇజ్యంత ఇజ్యంతే పశునా మధ్యతో మధ్యత పశునే ఇజ్యంత ఇజ్యంతే పశునా మధ్యత పశునా మధ్యతో మధ్యత పశునా పశునా మధ్యత పృషదాజ్యేన పృషదాజ్యేన మధ్యత పశునా పశునా మధ్యత పృషదాజ్యేన మధ్యత పృషదాజ్యేన పృషదాజ్యేన మధ్యతో మధ్యత పృషదాజ్యేన అనూయాజ అనూయాజ పృషదాజ్యేన మధ్యతో మధ్యత పృషదాజ్యేన అనూయాజ పృషదాజ్యేనూయాజ అనూయాజ పృషదాజ్యేన పృషదాజ్యేన అనూయాజస్తస్మాదనూయాజ పృషదాజ్యేన పృషదాజ్యేన అనూయాజస్తస్మాత్ పృషదాజ్యేనేతి పృషదు ఆజ్యేన అనూయాజస్తస్మాదనూయాజ అనూయాజస్తస్మాదేతస్మాదనూయాజ అనూయాజస్తస్మాదేత అనూయాజ్యనూయాజ తస్మాదేతస్మాత్తస్మాదేతన్ మిశ్రం మిశ్రమేతస్మాత్తస్మాదేతన్ మిశ్రం ఏతన్ మిశ్రం మిశ్రమేతదేతన్ మిశ్రమివేవ మిశ్రమేతదేతన్ మిశ్రమివ మిశ్రమివేవ మిశ్రం మిశ్రమివ పశ్చాత్సృష్టం పశ్చాత్సృష్టమివ మిశ్రం మిశ్రమివ పశ్చాత్సృష్టం పశ్చాత్సృష్టం పశ్చాత్సృష్టమివేవ పశ్చాత్సృష్టగూహి పశ్చాత్సృష్టమివేవ పశ్చాత్సృష్టగూహి పశ్చాత్సృష్టగోహే పశ్చాత్సృష్టం పశ్చాత్సృష్టగ్యేకాదశైకాదశి పశ్చాత్సృష్టం పశ్చాత్సృష్టగ్యేకాదశ పశ్చాత్సృష్టమిది పశ్చాత్సృష్టం ఏకాదశైకాదశి హ్యేకాదశానూయాజాననూయాజానేకాదశి హ్యేకాదశానూయాజాన్ ఏకాదశానూయాజాననూయాజానేకాదశైకాదశానూయాజార్యజతియజత్యనూయాజానేకాదశైకాదశానూయాజార్యజతి అనూయాజార్యజతియజత్యను యాజానను యాజార్యజతి దశదశయజత్యను యాజానను యాజార్యజతి దశ అనూయాజానిత్యను యాజాన్ యజతి దశదశయజతి యజతి దశ వై వై దశ యజతి యజతి దశ వై దశ వై వై దశ దశ వై పశో పశోర్వై దశ దశ వై పశో వై పశో పశోర్వై వై పశో ప్రాణా ప్రాణా పశోర్వై వై పశో ప్రాణా పశో ప్రాణ ప్రాణ పశో పశో ప్రాణ ఆత్మాత్మా ప్రాణ పశో పశో ప్రాణ ఆత్మా ప్రాణ ఆత్మాత్మా ప్రాణ ప్రాణ ఆత్మైకాదశ ఏకాదశ ఆత్మా ప్రాణ ప్రాణ ఆత్మైకాదశ ప్రాణ ఇది ప్రాణ ఆత్మైకాదశ ఏకాదశ ఆత్మాత్మైకాదశోయావానేకాదశ ఆత్మాత్మైకాదశోయావాన్ ఏకాదశోయావాదశ ఏకాదశోయావానేవైవ యావానేకాదశ ఏకాదశోయావానేవ యావానేవైవ యావానేవ పశు పశురేవ యావానేవ పశు ఏవ పశు పశురేవైవ పశుస్తందం పశురేవైవ పశుస్తం పశుస్తందం పశు పశుస్తమన్వనుతం పశు పశుస్తమను తమన్వనుతంతమను యజతి యజత్యనుతంతమను యజతి అనుయజతి యజత్యన్వను యజ విఘ్నం విఘ్నంతి యజత్యన్వను యజ విఘ్నంతి యజతిఘ్నం విఘ్నంతి యజతి యజ విఘ్నం దివై వై ఘ్నంతి యజతి యజ విఘ్నం దివై ఘ్నం దివై వై ఘ్నం విఘ్నం దివా ఏతదేతద్వై ఘ్నం విఘ్నం దివా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతత్ పశుం పశుమేతద్వై వా ఏతత్ పశుం ఏతత్ పశుం పశుమేతదేతత్ పశుం యద్యత్ పశుమేతదేతత్ పశుం యద్ పశుం యద్యత్ పశుం పశుం యత్ సం ద్రవయంతి సం ద్రవయంతి యత్ పశుం పశుం యత్ సం ద్రవయంతి యత్సం జపయంతి సం జపయంతి యజ్జత్సం జపయంతి ప్రాణాపానౌ ప్రాణాపానౌ సం జపయంతి యజ్జత్సం జపయంతి ప్రాణాపానౌ సం జపయంతి ప్రాణాపానౌ ప్రాణాపానౌ సం జపయంతి సం జపయంతి ప్రాణాపానౌ ఖలు ఖలు ప్రాణాపానౌ సం జపయంతి సం జపయంతి ప్రాణాపానౌ ఖలు సం జపయంతేతి సం జపయంతి ప్రాణాపానౌ ఖలు ఖలు ప్రాణాపానౌ ప్రాణాపానౌ ఖలు వై వై ఖలు ప్రాణాపానౌ ప్రాణాపానౌ ఖలు వై ప్రాణాపానామిది ప్రాణ అపానౌ ఖలు వై వై ఖలు ఖలు వా ఏతావేతౌ వై ఖలు ఖలు వా ఏతౌ వా ఏతావేతౌ వై వా ఏతౌ పశూనాం పశూనామేతౌ వై వా ఏతౌ పశూనాం ఏతౌ పశూనాం పశూనామేతావేతౌ పశూనాయ్యద్యత్ పశూనామేతావేతౌ పశూనాయ్యద్ పశూనాయ్యద్యత్ పశూనాం పశూనాయ్యత్ పృషదాజ్యం పృషదాజ్యం యత్ పశూనాం పశూనాయ్యత్ పృషదాజ్యం యత్ పృషదాజ్యం పృషదాజ్యం యద్యత్ పృషదాజ్యం యద్యత్ పృషదాజ్యం యద్యత్ పృషదాజ్యం యత్ పృషదాజ్యం యద్యత్ పృషదాజ్యం పృషదాజ్యం యత్ పృషదాజ్యేన పృషదాజ్యేన యత్ పృషదాజ్యం పృషదాజ్యం యత్ పృషదాజ్యేన పృషదాజ్యమితి పృషత్ ఆజ్యం యత్పృషదాజ్యేన పృషదాజ్యేన యత్పృషదాజ్యేనాను యాజానను యాజాన్ పృషదాజ్యేన యత్పృషదాజ్యేనాను యాజాన్ పృషదాజ్యేనాను యాజానను యాజాన్ పృషదాజ్యేన పృషదాజ్యేనాను యాజాన యజతి యజత్యను యాజాన్ పృషదాజ్యేన పృషదాజ్యేనాను యాజాన యజతి పృషదాజ్యేనేతి పృషత్ ఆజ్యేన అనుయాజాను యజతి యజత్యను యాజానను యాజాను యజతి ప్రాణాభానౌ ప్రాణాభానౌ యజత్యను యాజానను యాజాను యజతి ప్రాణాభానౌ అనుయాజానిత్యను యాజాన్ యజతి ప్రాణాభానౌ ప్రాణాభానౌ యజతి యజతి ప్రాణాభానావేవైవ ప్రాణాభానౌ యజతి యజతి ప్రాణాభానావేవ ప్రాణాపానావేవైవ ప్రాణాభానౌ ప్రాణాభానావేవ పశుషు పశుష్వేవ ప్రాణాభానౌ ప్రాణాభానావేవ పశుషు ప్రాణాపానావిధి ప్రాణ అపానౌ ఏవ పశుషు పశుష్వేమైవ పశుషు దధాతి దధాతి పశుష్వేమైవ పశుషు దధాతి పశుషు దధాతి దధాతి పశుషు పశుషు దధాతి దధాతీతి దధాతి ఇతి షష్ఠకాండే తృతీయ ప్రశ్నస్య ఘనపాఠః సమాప్తః.